నారాయణీయ యాజ్ఞికీ ఖిలోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పము ఉపనిషత్ సంక్షిప్త అనుష్ఠానకారిక 1వ అనువాకము పరతత్వ మంగళ శ్లోకములు అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతీంషీ సమను ప్రవిష్టః ప్రజాపతిశ్చరతి గర్భే అంతః 1.1 1 అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతీంషి సమను ప్రవిష్టః ప్రజాపతయః చరతి గర్భే అంతః పరమాత్మతత్వ మంగళశాసనము సప్తసముద్ర మధ్యవర్తి సముద్ర జరమునకు ఆవల పరతీరమున ఉన్నట్టివారు భూభువర్ సువర్ లోకముల మధ్యగా వెలుగొందుచున్నట్టివారు ఆకాశలోకములకు ఆవల ఉన్నట్టివాడు ఊర్ధ్వలోకములకు ఆవల వెలుగొందువారు మహత్తరమగు సమస్త వస్తువుల కంటే మహత్తరమైనవారు జ్యోతి యొక్క నిర్మలమగు వెలుగు వంటివారు అగు పరమాత్మ సర్వజీవుల హృదయములలో ప్రవేశించి సర్వదా ప్రజాపతిగా వెలుగొందుచున్నారు. యస్మిన్నిదం సంచ విచైతి సర్వం యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదుః తదేవ భూతం తదు భవ్యమాయిదం తదక్షరే పరమే వ్యోమన్ 1.2.2 యస్మిన్ ఇదం సంచ విచైతి సర్వం యస్మిన్ దేవ అధివిశ్వే నిషేదుః తదేవ భూతం తదు భవ్యమాయిదం తత్ అక్షరే పరమే వ్యోమన్ సర్వజగత్తులు ఎందులో సంచరణశీలమై వర్తిస్తున్నాయో ఎవ్వరిలో విశ్వము విశ్వదేవతలు వారి వారి లోకములు అమరినవై ఉన్నాయో అట్టి ఆ పరబ్రహ్మమే అక్షరమై సర్వమునకు పరమే ఆత్మాకాశస్థానభూతమయ్యున్నది. భూతభవ విషిత్వర్తమాన త్రికాలములయందు సర్వమునకు ప్రదర్శనశీలమయ్యున్నది. అట్టి పరమాత్మ ఏ మార్పు పొందటము లేదు. చేర్పు సర్వత్రా సర్వదా యథాతథము. అక్షరుడు పరము ఆయనయే మనందరి వాస్తవస్వరూపము. మనము సర్వదా సర్వత్రా చూస్తున్నది ఆయననే. ఆయనకు మనమంతా అనన్యము. ఏనావృతం ఖంచ దివం మహీచ ఏనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ యమంతః సముద్రే కవయో వయంతి యదక్షరే పరమే ప్రజాః 1.3.3 ఏన ఆవృతం ఖంచ దివం మహీంచ ఏనా అనాదః ఇతియత్ ఆదిత్యః తపతి తేజసా అహ్రాజసా చ యం అంతః సముద్రే కవయో వదంతి యత్ అక్షరే పరమే ప్రజాః. దేనిచేత ఆకాశము స్వర్గాది దివ్యలోకములు ఆవృత్తమై ఆవరించబడినవో, ఏది భూమి అంతా వ్యాపించి ఉన్నదో, ఏది తన తేజస్సుచే సూర్యగోళమును ఆదిత్యనిగా వెలిగించుచున్నదో తపింపజేయుచున్నదో, ఏది సముద్రమునందు సముద్రమునకు ఆవల అంతటా వ్యాపించి ఉన్నట్లు ప్రాజ్ఞులు వర్ణిస్తున్నారో, ఏది సర్వము అయి ఉండియే సర్వమునకు పరమై సర్వులకు వేరే అక్షరమయ్యున్నదో, యతః ప్రసూత జగతః ప్రసూతి తోయేన జీవాన్ వ్యచసర్జ భూమ్యాం యదోషధిభ్యః పురుషాన్ పశుభ్యశ్చ వివేశభూతాని చరాచరాణి 1.4.4 యతః ప్రసూత జగతః ప్రసూతి తోయేన జీవాన్ వ్యచ సర్జ భూమ్యాం యదా ఔషధిభ్యః పురుషాన్ పశుభ్యశ్చ వివేశ భూతాని చరాచరాణి ఎద్దాని నుండి ఈ జగత్తంతా జనించి ప్రదర్శనమగుచున్నదో, ఏది సర్వజీవులలో జీవన స్వరూప జలముగా విస్తరించి ఉన్నదో, ఏది ఔషధ రూపంలో పశువులు మానవులు మొదలుగా అందరిలో ప్రవేశించినదే ఉన్నదో, ఏది అంతర్లీనంగా చరాచరములలో వ్యాపించి ఉన్నదో అదియే పరమాత్మ. సర్వదీపములలోని అగ్నివలే సర్వజీవులలోని జీవన స్రవంతియే పరమాత్మ. అతః పరం నాణ్యదణీయసం హి పరాత్పరం యన్మహతో మహాంతం యదేకమవ్యక్తమనంతరూపం విశ్వం పురాణం తమసః పరస్తాత్. 1.5.5. అతః పరం నాణ్యత్ అణీయసద్మి పరాత్పరం యత్ మహతో మహాంతం యత్ ఏకం అవ్యక్తం అనంతరూపం విశ్వం పురాణం తమసః పరస్తాత్. అట్టి పరమాత్మను దాటినదై ఏదీ లేదు, అద్దానికి అన్యమైనది అణువంత కూడా లేదు. ఆయన అణువుకే అణువు, ఇహముపరము అను జీవతత్వములకు పరమైనట్టివాడు, పరాత్పరుడు మహత్తరమైనవాడు, అనంతుడు. ఆయన ఏకమే అయి ఉన్నారు, అనేకముగా కాదు, సర్వదా అవ్యక్తుడే, సర్వవ్యక్తీకరణములకు ఆవలవాడు, ఆద్యంతములు లేనివాడు, అనంతరూపుడు, ఈ విశ్వమునకు మునుముందే ఉన్నవాడు. అందుచేత పురాణ పురుషుడు తమసః పరస్తాత్. అంధకారమునకు ఆవలవాడు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే అంధకారమునకు ఆవల అద్దాని సాక్షి అయి చూస్తున్నవాడు. తదేవర్తం తదు సత్యమాహుస్తదేవ బ్రహ్మ పరమం కవీనా ఇష్టాపూర్తం బహుధా జాతం జాయమానం విశ్వం బిభర్తి భువనస్య నాభ్యః. 1.6.6. తదేవరుతం తదేవర్తం తదు సత్యం ఆహుహ తదేవ బ్రహ్మ పరమం కవీనా ఇష్టాపూర్తం బహుధా జాతం జాయమానం విశ్వం బిభక్తి భువనస్య నాభ్యః. సర్వము తానే కూడా సర్వమునకు వేరే ఉన్నట్టి ఆ తత్ అనబడు ప్రతిజీవుని కేవల స్వరూపమే ఋతము అయినది. ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవటానికి విషయమైనది స్వానుభవ ప్రవచనమితి ఋతం. ఉనికి రూపముచే సర్వావస్థలలో కేవలమై చెన్నొందచున్నట్టి సత్యము యం సత్ అయి ఉన్నది అదియే సర్వమునకు ఆవలపరమై అన్నిటికంటే మహత్తరమై బ్రహ్మము అయి ఉండటం చేత పరబ్రహ్మము అత్యంత శ్రేష్ఠము కాబట్టి కవీం అట్టి పరబ్రహ్మము యొక్క ఇష్ట వ్యవహార వివర్తన పూర్తి ఏ ఈ జగత్తు ఏకముగు బ్రహ్మము అనేకముగా తానే ఇష్టాపూర్తిగాగుచున్నది. ఈ విశ్వమంతా నిండి ఉండి దీనిని భరించుచు ఇద్దానికి మూల కదలిక రూపముగు విశ్వనాభి కూడా. తదేవాగ్నిస్తద్వాయస్తత్సూర్యస్తదు చంద్రమాహ తదేవ శుక్రమమృతం తద్బ్రహ్మ తదాపహ స ప్రజాపతిః. 1.7.7. తదేవ అగ్న్యః తత్వాయః తత్సూర్యః తదు చంద్రమాః తదేవ శుక్రం అమృతం తత్ బ్రహ్మ తత్ ఆపః స ప్రజాపతయః. మూల కదలిక రూపమగు విశ్వనాభి కూడా. అట్టి పరబ్రహ్మమే అగ్నిగా వాయువుగా సూర్యుడుగా చంద్రుడుగా తన యొక్క ఇష్టపూర్తి స్వభావముచే ఆగుచున్నది. తన తేజస్సుచే సర్వశుభములు ప్రసాదించు శుకరము నిర్మలము అగు శుక్రము. అది మార్పు చేర్పులకు విషయమే కాదు కాబట్టి అమృతము అదియే బ్రహ్మము అదియే జీవనాధార రూపమగు పరాజలము జీవులందరూ తరంగాలు. అదియే ఈ అనేక జీవుల సృష్టికర్త నియామకుడు అగు ప్రజాపతి. సర్వే నిమేషా జజ్జిరే విద్యుతః పురుషాదధి కళా ముహూర్తాః కాష్ఠాశ్చ హోరాత్రాశ్చ సర్వశః. 8 సర్వే నిమేషా జజ్జిరే విద్యుతః పురుషాదధి కళా ముహూర్తాః కాష్ఠాశ్చ అహోరాత్రాశ్చ సర్వశః. ఆ పరబ్రహ్మమే నిమేష కాలరూపము, క్షణికమైనదంతా అదే. సర్వత్రా సంచారము కలిగియున్న జజ్ఞిరము, సర్వమును వెలిగించు విద్యుత్ స్వరూపము, సర్వజీవులలోని పురుషకారము, కాలకల్పన రూపము, జగత్తులో కాష్టమయ్యున్న మౌనము, రాత్రింబవళ్ళు కూడా అయి ఉన్నట్టిది. అర్ధమాస మాస ఋతవః సంవత్సరశ్చ కల్పంతా స ఆపః ప్రదుధే ఉభే ఇమే అంతరిక్షం చాపి సువః 1.8 1.9 9 అర్ధమాస మాస ఋతవః సంవత్సరశ్చ కల్పంతా సాపః ప్రదుఘే ఉభే ఇమే అంతరిక్షం అథో సువః. శుక్లకృష్ణములన్బడే అర్ధమాసములు, చైత్రవైశఖ శ్రావణ మొదలైన మాసముల స్వరూపము, ప్రభవ వివిద్య ఇత్యాది సంవత్సరముల కల్పముల కల్పాంతముల స్వరూపము ఆత్మయే. జలము తరంగములుగా అగు అంతర్లీన తత్వము, అంతరిక్షము, క్రింద భూమి మొదలైన లోకములు, మధ్య గల సువర్లోకము, ఆవల లోకములు అంతా పరబ్రహ్మమే. నైనమూర్ధ్వం న తిర్యంచం న మధ్యే పరిజగ్రభత్ న తస్యేసే కశ్చన తస్య నామ మహద్యసః. 10 నైనమూర్ధ్వం న తిర్యంచం న మధ్యే పరిజగ్రభత్ న తస్య ఏసే కశ్చన తస్య నామ మహత్యసః. అట్టి పరబ్రహ్మము పైన ఎక్కడో లేడు, క్రింద మరెక్కడో లేడు, మధ్యలో ఉన్నవాడు కాదు. ఎవ్వడుకూడా ఆ పరమాత్మను ఇట్టిది అని నిర్వచనములో బంధించి ఇంతే అని అనలేడు. అన్ని నామరూపములు అద్దానివే. అద్దాని నామ మహత్ యశములు అవాక్ మానసగోచరం. న సందృశే తిష్ఠతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభికప్తో య ఏనం విద్రముతాస్తే భవంతి 1.10 1.11 11 న సందృశే తిష్ఠతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చన ఏనం హృదా మనీషా మనసాభికప్తో య ఏనం విదుః అమృతాః తే భవంతి అమృతాస్తే భవంతి. ఆ పరమాత్మ ఒక రూపముగానో నామముగానో కనబడు పరిమితము కాదు. ఎవ్వరూ కళ్లతో చూచి ఇది రూపము అని పరబ్రహ్మమును పరిమితి చేసి నిర్ణయించలేడు. చూచుచూ ఉన్నదే అది కాబట్టి అయితే అది స్వానుభవము చేతనే అవగతమవుతుంది. హృదయాకాశములో నిర్మల బుద్ధికి స్వానుభవమైనట్టి ప్రదర్శనము. ఎవరైతే తమ హృదయములో సర్వాత్మకుడగు ఆ పరమాత్మను బాహ్య అభ్యంతర సర్వస్వరూపుడుగా దర్శిస్తారో అట్టివారు అమృతత్వమును సిద్ధించుకొనుచున్నారు. అభ్యహ సంభూతో హిరణ్య గర్భ ఇత్యష్టౌ 1.112 అభ్యహ సంతభూతో హిరణ్య గర్భ ఇతి అష్టౌ అహం ఏకతరంగమస్మి పరమాత్మానందసాగరః. ఆయన జలస్వరూపుడై సంభవించి సర్వజీవులను తనయందు తరంగములుగా కలిగియున్నవాడు. సర్వము తన గర్భమునందు కలిగియుండి హిరణ్య గర్భుడుగా స్తుతించబడుచున్నారు. ఏష హి దేవః ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతః సౌ గర్భే అంతః స విజయమానః స జనిష్యమానః ప్రత్యముఖాస్తిష్ఠతి విశ్వతోముఖః. 13 ఏష హి దేవః ప్రదిశోను సర్వాః పూర్వో హి జాతః సౌ గర్భే అంతః స విజయమానః స జనిష్యమానః ప్రత్యముఖాః తిష్ఠతి విశ్వతోముఖః. ఆ పరమాత్మ సర్వదిక్కులలో వేంచేసియున్న దేవాదిదేవుడు, సర్వదిక్కులకు ఆధారుడు. ఈ దేహములు కర్మవ్యవహారములు అనబడే జన్మకర్మలకు మునుముందే ఉన్నవారు, జన్మించటము అనే లీలను ప్రదర్శిస్తూ ఉన్నవారు, జన్మలకు మునుముందు తరువాత కూడా ఉండువాడు. తెలియబడేదంతా ఆయనయే. జనించినట్లుగా అగుపడేది జననరహితుడగు ఆయనయే. సర్వమునకు వేరై సర్వమునకు సాక్షి అయి ఈ విశ్వమంతా తనయొక్క ముఖముఖ క్వళికలుగా కలవారు. విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో, విశ్వతో హస్త ఉత విశ్వతస్పాత్, సం బాహుభ్యాం నమతి సం పతత్రైద్యవ పృథివీ. జనయన్ దేవ ఏకః 1.12.1.13.14 విశ్వతః చక్షుః ఉత విశ్వతో ముఖో, విశ్వతో హస్త ఉత విశ్వతః పాత్ విశ్వతస్పాత్, సం బాహుభ్యాం నమతి సంపత త్రయః ద్యావ పృథివీ జనేన్. దేవ ఏకః, ఈ విశ్వమంతా తన చూపియందే కలవాడు. విశ్వమంతా చక్షువులు కలవాడు. విశ్వమంతా ఆయన ముఖమే. ఈ విశ్వమంతా తన హస్తములతో నింపి ఉంచినవాడు. విశ్వస్వరూపుడు విశ్వం విష్ణుః, విశ్వేశ్వరుడు ఆయన సర్వమునకు కర్త, ద వర్కర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన బాహువుల నుండే ఫ్రోమ్ హిజ్ వర్క్మన్షిప్ ఈ అనేకమంతా ఆవిర్భవిస్తోంది. ద్యావ పృథివీ మిన్నుమట్టి మత్యపాతాళ స్వర్గలోకములు ఈ అనేకములన్నీ ఏకస్వరూపుడగు ఆయన యొక్క క్రియా విశేషమే. నవలలోని సంఘటనలన్నీ రచయిత యొక్క చమత్కారమే కదా. ఈ విశ్వమంతా ఆత్మభగవానుని రచనా చమత్కారమే. వేనస్తత్పస్యన్ విశ్వభువనాని విద్వాన్ యత్ర విశ్వం భవత్యేకనీడం యస్మిన్నిదంసం చ వీచైకంస ఓతః ప్రోతశ్చ విభుః ప్రజాసు. 15 వేనః తత్పస్యన్ విశ్వభువనాని విద్వాన్ అత్ర విశ్వం భవతి ఏక నీడం యస్మిన్ ఇదం సంచ విచేతి సర్వగుం స ఓతః ప్రోతశ్చ విభుః ప్రజాసు. ఆయన యొక్క చూపుచేతనే ఈ విశ్వము ఈ భువనము సారూప్యత పొందుతోంది. ఆయన ఎరుక నుండే ఎరుగుబడుచున్న వివిధత్వమంతా కల్పితమవుతోంది. ఏకము అమృతము నిశ్చలము అగు ఆయన నుండియే ఈ సర్వము సంచారత్వము పొంది ఆయనయందే సంచరణముతో ప్రదర్శిస్తూ ఆయనయందే ముగింపు పొందుతోంది. ఆయన సర్వజనులలో ఓతప్రోతమై విభువు అయి సర్వజనుల జనన స్థానమై ఉన్నారు. ప్రతద్వోచే అమృతంను విద్వాన్ గంధర్వో నామ నిహితం గుహాసు త్రీణి పదా నిహితా గుహాసు యస్తద్వేద సవితుః పితా సత్ 1.14.1.5 16 ప్రతత్వోచే అమృతన్ను విద్వాన్ గంధర్వో నామ నిహితం గుహాసు త్రీణి పదా నిహితా గుహాసు యః తత్వేద సవితుః పితా సత్. తన యొక్క సర్వజనుల యొక్క హృదయ గుహలో సర్వదా వేంచేసియున్న అమృతమగు పరమాత్మను ఎరిగినవాడే విద్వాంసుడు. అంతేగాని వాచామాత్ర విద్వాంసుడు వాస్తవ విద్వాంసుడు కాడు. ఏ గంధర్వుడు జాగ్రత్ స్వప్న సుషుప్త రహస్యతత్వముగా దాగి ఉన్నాడో ఆయనను ఎరిగియున్నవాడే సత్విత్ సంవితుడు. అట్టి విశేషము చెప్పువాడు పిత. పితకే పిత అగు పితామహుడు, బ్రహ్మతో సమానుడు, ఆత్మదేవుడే జగత్పిత. ఆయన యొక్క సత్విన్యాసమే ఇదంతా. సనో బంధుర్జనిత స విధాత ధామాని వేద భువనాని విశ్వ యత్ర దేవ అమూతమాన సనాస్తృతియే ధామాన్యభ్యర్యంత. 17 సనౌ బంధుః జనిత సవిధాత ధామాని వేద భువనాని విశ్వ యత్ర దేవా అమృత మానసనాహ తృతీయే ధామాని అభ్యర్యంత. అట్టి పరమేశ్వరుడే సర్వజీవులకు జనన స్థానము. ఆయనయే సర్వులకు ఆత్మబంధువు. ఆయనయే ఈ సృష్టికి విధాత, నిర్ణయాధికారి. ఆయనయే ఈ విశ్వమంతా తన యొక్క ఎరుకచే కల్పించువాడు. అట్టి అమృత స్వరూపుడగు పరమాత్మయే దృశ్యజీవపరతత్వుడై త్రిధాముడుగా సర్వముగా ప్రదర్శన మగుచున్నారు. ఆయన జీవాత్మగా వెలుగొందువాడు కూడా. జీవాత్మ ఈశ్వరులు ఆయనయే. ఆయన కానిది ఎక్కడా ఏదీ లేదు. శివాత్ పరతరం నాస్తి. పరిద్యావా పృథివీ యంతి సద్యః పరిలోకాన్ పరిదిశః పరి సువః ఋతస్య తంతుం వితతం విచృత్య తదపస్య తదభవత్ ప్రజాసు 1.16, 1.17. 18 పరిద్యావా పృథివీ యంతి సద్యః పరిలోకాన్ పరిదిశః పరి సువః ఋతస్య తంతుం వితతం విచృత్య తత్ అపశ్యత్ తత్ అభవత్ ప్రజాసు. ఆకాశము భూమి అంతటా విస్తరించి సర్వము ప్రకాశింపజేయువాడు. సర్వభౌతిక లోకములు, సర్వదిక్కులు, సర్వదేవలోకములు ఆక్రమించుకొని అవన్నీ తన యొక్క స్వరూపముగా కలవాడు. ఆయన శ్రోత యొక్క హృదయస్థుడే. వినుచున్నవాడుగా ఉన్నది ఆయనే. తత్వం అట్టి సర్వదా ఋతము, ఎప్పటికీ ఉన్నట్టిది సత్యద్రష్టల స్వానుభవము, రూకులసారము, సర్వత్రా సర్వముగా విస్తరించియున్నదగు బ్రహ్మముగా ఈ సర్వము దర్శించుటచే అట్టి ద్రష్ట బ్రహ్మమే తానగుచున్నాడు. పరీత్య లోకాన్ పరీత్య భూతాని పరీత్య సర్వాహ ప్రదిశో దిశశ్చ ప్రజాపతః ప్రథమజ ఋతస్యాత్మనాత్మానభిసంబభూవ 1.18. 19 పరీత్య లోకాన్ పరీత్య భూతాని పరీత్య సర్వాహ ప్రదిశో దిశశ్చ ప్రజాపతః ప్రథమజ ఋతస్య ఆత్మన ఆత్మానం అభిసంబభూవ. లోకాలన్నీ వ్యాపించి సర్వజీవులందు ఏర్పడి ఉండి సర్వదిక్కులందు ఆక్రమించి సృష్టికి మొట్టమొదటే ఉండి సర్వమును సృష్టించువాడేయున్న ఆత్మను ఆత్మతో ఎరిగినవాడు ఆత్మయే తానగుచున్నాడు. అట్టి ఆత్మయే రౌత్. అది స్వాభావికానుభవముగా కలవాడు ఋషి. అద్దానిని గానము చేయనవి రొక్కులు. రొక్కుల ఉనికి స్థానమే ఋగ్వేదము. సదస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం సనిం మేధామయశిషం 1.19. 20 శతసత్పతిం అద్భుతం ప్రియం ఇంద్రస్య కామ్యం సనిం మేధామయశిషం. సత్కు అసత్కు ఉనికికి లేమికి కూడా పతి, నియామకుడు, ఆధారుడు అయినవాడు అద్భుతమగు కేవలానందుడు. సర్వజీవులకు అత్యంత ప్రియమైనవాడు ఇంద్రభగవానునిచే నిత్యకాముడు, సచ్చిత్మేధాస్వరూపుడు అగు పరమాత్మను ఎరిగి దర్శించి మమేకమగుచున్నాను. ఉద్దీప్యస్వ జాతవేదోపఘ్న నిరుతిం మమ పశుంశ్చ మహ్యమమావహ జీవనం చ దిశో దిశ 1.20. 21 ఉద్దీప్యస్య జాతవేదో అపఘ్నం నిరుతిం మమ పశుంశ్చ మహ్యం ఆవహ జీవనంచ దిశో దిశ దిశ త్వయా హతేన పాపేన జీవామి శరదస్యతం. నేను వెలిగించు ఈ దీపము యొక్క అగ్ని, ఉష్ణము, తేజస్సు నా యొక్క నిర్వృతి లేక అభాగ్యమును తొలగించునుగాక. హే అగ్నిదేవా, జాతవేద, నా యొక్క జీవన జ్యోతి వెలుగును దశదిశల వ్యాపిపంజేయుచు పశు సంపద మొదలైనవి ప్రసాదించండి. దశ దిశల వ్యాపించు మీ తేజస్సు, నా పాపములన్నీ తొలగిస్తూ నిర్మలమైన నూరేళ్ల ఆయుష్ను, జీవనమును ప్రసాదించునుగాక. మానో హింసీజాతవేదో గామస్వం పురుషం జగత్ అభిభృదగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ 1.21.22 మనోహింసీత్ జాతవేదో గామ్ అస్వం పురుషం జగత్ అభిభృత్ అగ్న ఆగహి శ్రియా మా పరిపాతయ ఓ జాతవేద అగ్ని భగవాన్, మా మనస్సునందు నీ యొక్క ప్రకాశము ప్రవేశించినదగునుగాక. మా యొక్క పశు అశ్వ సంపదను వృద్ధి చేయునుగాక. జగత్ పురుషకారుడా, ఆత్మ జ్ఞానాగ్ని అవరోధములు లేక మాయందు ప్రకాశించుచుండునుగాక. మాకు శ్రియములు ప్రసాదించండి. పురుషస్య విద్మహే సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. 1.22.23 పురుషస్య విద్మహే సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఆ పరమ పురుషుని తెలుసుకొనుటకే సహస్ర కన్నులు, వేలాది దృష్టిద్రష్టత్వములు కలిగియున్న ఆ మహాదేవ భగవానుని ధ్యానించుచున్నాము. జ్ఞానప్రదాత అయిన ఆ రుద్ర భగవానుడు మా బుద్ధిని వికసింపజేయునుగాక. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. 1.23.24 తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ వికసింపజేయునుగాక. సాక్షాత్ తత్పురుషుడగు పరమపురుషుని గురించి ఎరుగుటకే పరమేశ్వరుడగు మహాదేవుని ధ్యానించుచున్నాము. అట్టి ధ్యానయత్నంలో ఉండగా ఆ రుద్ర భగవానుడు మా బుద్ధిని ప్రేరేపింపజేస్తూ వికసింపజేయునుగాక. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్యః ప్రచోదయాత్. 1.24.25 తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్యః ప్రచోదయాత్. ఆతత్ పరమపురుషుని, పరమాత్మను తెలుసుకోవటానికై ఏనుగు ముఖధారుడగు గణపతిని ధ్యానించుచున్నాము. ఏకదంతుడగు ఆ మహాగణపతి మా బుద్ధిని ప్రేరేపించునుగాక. 26 తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంద్యః ప్రచోదయాత్. ఆ పరమ తత్పురుషుని ఎరుగుటకే పరమేశ్వరుని వాహనమైనట్టి గుండ్రనితోక గల చక్ర సమానుడగు చక్రతుండుని, నందీశ్వరుని ధ్యానిస్తున్నాము. ఆ నందీశ్వరుడు మా బుద్ధిని ప్రేరేపించునుగాక. 27 తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. విశ్వవిరాట్ స్వరూపుడగు ఆ తత్పరమ దివ్య పురుషుని స్వానుభవం చేసుకోవటానికే దేవతల సైన్యాధ్యక్షుడగు మహాసేనుని స్తుతిస్తున్నాము. అట్టి 6 ముఖములు గల షణ్ముఖుడు స్కందుడు మా బుద్ధిని ప్రత్యుత్సాహపరచునుగాక. కార్తికేయ కరుణాసాగర తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. 28 తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్. తత్పరమపురుడగు పరబ్రహ్మమును ఎరుగటకే బంగారు రంగు ఛాయలో ప్రకాశించు రెక్కలు గల విష్ణు వాహనమగు గరుడ భగవానుని బుద్ధితో తలచుచున్నాము. అట్టి తలపులచే ఆ గరుడ దేవుడు మా బుద్ధిని ప్రవృద్ధింపజేయునుగాక. విరాగము ప్రసాదించి పరమాత్మ సన్నిధికి జేర్చునుగాక. 29 వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. వేదాత్మ వేదహృదయములను తెలుసుకోవటానికై బంగారు ఆభరణములన్నిటికీ బంగారము వంటివాడగు హిరణ్యగర్భ సృష్టికర్త భగవానుని స్తోత్రం చేస్తున్నాను. మా స్తుతులను స్వీకరించి ఆ బ్రహ్మ భగవానుడు మా బుద్ధిని వికసింపజేయునుగాక. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. 1.29 ముప్పే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. తరంగములన్నిటికీ జలమే ఆధారమైన తీరుగా సర్వజీవుల ఆధారుడగు శ్రీమన్నారాయణుని తెలుసుకోవటానికే సర్వదేహములలో నివసించే వాసుదేవుని మహిమను పొగడుచున్నాము. అట్టి విష్ణు భగవానుడు మా బుద్ధిని ప్రేరేపించునుగాక. నారజలము 31 వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్టాయ ధీమహి తన్నో నారసింహః ప్రచోదయాత్. వజ్రము వంటి గోళ్లు కలిగిన శ్రీమన్నరసింహస్వామి తత్వమును ఎరుగుటకై తీక్షణమైన దంతములు గల నరసింహస్వామిని ఉపాసిస్తున్నాము. అట్టి నారసింహస్వామి మా బుద్ధిని ప్రేరేపించునుగాక. 32 భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్. అజ్ఞానము అనే అంధకారము తొలగించే జ్ఞాన భాస్కరతత్వము ఎరుగుటకై మహద్దీతికరుడగు మహత్కాంతి స్వరూపుడగు సూర్యనారాయణుని ఆశ్రయించుచున్నాము. అట్టి ఆదిత్య పరమపురుషుడు మా బుద్ధిని సాహసపరచునుగాక. 33 వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నేః ప్రచోదయాత్. ఈ విశ్వమంతా తన యొక్క ప్రత్యక్ష స్వరూపమైయున్న వైశ్వానరతత్వము తెలుసుకోవటానికే పరంజ్యోతి స్వరూపుడగు లాలియ భగవానుని బుద్ధితో ఆశ్రయిస్తున్నాము. అట్టి అగ్ని భగవానుడు మా ఆత్మబుద్ధిని ప్రచోదనము చేయునుగాక. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ్యాః ప్రచోదయాత్. 1.33 34 కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ్యః ప్రచోదయాత్. సర్వశక్తి స్వరూపిణి యగు కాత్యాయని దేవితత్వమును తెలుసుకోవటానికై ఆ కన్యకుమారి జగన్మాతకు ప్రపత్తి సమర్పిస్తున్నాము. అట్టి దుర్గాదేవి మా బుద్ధిని ప్రత్యుత్సాహపరచునుగాక. సృజనాత్మకముగా తీర్చిదిద్దునుగాక. స్నానాంగభూత మంత్రములు దూర్వాసూక్తం 35 సహస్ర పరమాదేవి శతముల శతాంకుర సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశిని. స్నానం చేస్తూ శిరస్సుపై మృత్తికతో బాటు గరికను ధరిస్తూ చదివే దూర్వాసూక్తము. వేయి శిరస్సులతో వెలుగొందు ఇహపర స్వరూపిణివగు పరాత్పర స్వరూపిణి. వందలాది మూలములను అంకురములను ధరించు తల్లి దూర్వాదేవి. సంసార దుస్వప్నమును నశింపజే తల్లి. లెక్కకుమించిన చిగుళ్ళు కలిగి కణుపులు కలిగియున్న నా యొక్క దుష్టతలంపులు తొలగించు పరమాత్మ స్వరూపిణివగు ఓ దూర్వారేగ్మమ. నాలోని దోషములను తొలగించవమ్మ. దూర్వారం జగత్కల్పనతో మిశ్రమము పొందని కేవలి ఆత్మత్వము. 36 కాండాత్ కాండాత్ ప్రరోహంతి పర్షః పర్షః పరి ఏవావో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. ప్రతి కనుపు నుండి క్రొత్త వ్రేళ్ళు క్రొత్త చిగుళ్ళు తొడగుచు శాఖ ఉపశాఖలుగా విస్తరించు ఓ దూర్వారేగ్మమ. గరిక దేవత, నీవు విస్తరించు విధంగానే నా వంశము కూడా శతసహస్రాధికంగా పుత్రపౌత్రాభివృద్ధిగా విస్తరించునట్లు అనుగ్రహించు. మా యొక్క యోగాభ్యాసము జ్ఞానాధ్యయనము కాండకాండములుగా వృద్ధి చెందునుగాక. 37 యాశతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవి ఇష్టకే విధేమ హవిషా వయం వందల వేల శాఖలుగా విస్తరించు ఓ దూర్వారేబ్మమ. భక్తులచే ఇష్టముగా ఆరాధించబడు దేవి, మేము సమర్పించు హవిస్సులను జగన్మాతగా స్వీకరించవమ్మా. మమ్ములను కృతార్థులముగా చరితార్థులముగా తీర్చిదిద్దుము. మృత్తికా సూక్తం 38 అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసా ధారయిష్యామి, రక్షస్వ మాం పదే పదే. సాన్నము చేయబోతూ చదివే మృత్తికా సూక్తం మట్టిని స్తుతించటం. అనేక అశ్వములతోనూ అసంఖ్యాక రథములతోనూ విష్ణుదేవుని యొక్క సర్వత్రా ఉనికితోనూ నిండియున్న ఓ వసుంధర భూదేవి, సర్వప్రదాతవగు నిన్ను శిరస్సుపై నేను ధారణ చేస్తున్నానమ్మా. నన్ను పదే పదే రక్షించమని వేడుకొనుచున్నాను. స్నానము చేయటానికి తటాకంలో దిగుచున్న నన్ను సర్వదా కాపాడుతూ ఉండు. 39 భూమేహ ధేనుః ధరణి లోకధారిణి ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహున మృత్తికే హనమే పాపం యత్ మయా దుష్కృతం కృతం. ఓ భూదేవి, ఓ కామధేను దేవి, ధరణిదేవి, లోకములన్నీ ధరించు లోకధారణి, ప్రళయకాలములో జలములో మునుగకుండా పైకి ధరించిన వరాహస్వామిని పతిగా కలదానా. కృష్ణ నలుపు ఛాయ శతబాహువులు కలదానా. ఓ మృత్తికాదేవి, మాయకు బద్ధులమై మేము చేసియున్న పాపకృత్యముల నుండి మమ్ము వరాహస్వామివలె ఉద్ధరించవమ్మా. 40 మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఓ మృత్తికాదేవి, నీవు కశ్యపుడు మొదలైన సప్త ఋషులచే అభిమంత్రించబడి పవిత్రత ప్రసాదించుదానవు. ఓ మృత్తిక, సర్వత్రా దేహమంతా ప్రతిష్ఠితవై నాకు శరీర పుష్టిని ప్రసాదించు. 41 మృత్తికే ప్రతిష్ఠితం తే సర్వం తన్మే తత్మే నేణుదా మృత్తికే. ఓ మృత్తికాదేవి, ఈ నామరూపాత్మకమైన దాని కంతటికీ నీవే మూలతత్వమువు, మూలశక్తివి, మూల పదార్థమువు. మృత్తికయందే సర్వము ప్రతిష్ఠితమయ్యున్నది. అట్టి మృత్తిక నన్ను దోషములు తొలగించి నిర్మలము చేయునుగాక. 42 తయాహేతేన పాపేన గచ్ఛామి పరమాం గతిం, నీ వలననే నేను సర్వ పాపముల నుండి విముక్తుడనే పరము అను మార్గమును ఆశ్రయించగలను. కనుక నన్ను దయచూడుము. శత్రుజయమంత్రాః 43 యత ఇంద్ర భయామహే తతో నో అభయం క్రుధి మఘవంఛస ధి తవ తన్న ఉతయే విద్విషో విమృధో జహి. శత్రుజయమంత్రము శత్రుంజయము. ఓ ఇంద్ర భగవాన్, మేము దేనిదేని గురించి తెలిసి కొంత తెలియక కొంత భయము పడుచు ఉన్నామో అవన్నీ దాటించి మా పట్ల అభయము నిశ్చలమగునట్లు చేసివేయండి. మా పాపములను పాపదృష్టులను తొలగించి మమ్ములను పరిశుద్ధులుగా చేయండి. మా యొక్క అంతరంగ శత్రువులకు కామక్రోధ లోభమలములను, బహేహ శత్రువులకు మోహమద అమాత్సర్యములను నిరోధించి మమ్ములను కాపాడండి. 44 స్వస్తిదా విశస్పతేహ వృత్రః విమృథో వసీ వృషేంద్రః పుర ఏతు నః స్వస్తిదా అభయంకరః. వృత్రాసురిని సంహరించిన ఇంద్రభగవానుడు ఆ స్నానమునకు సంసిద్ధులగుచున్న మమ్ములను అన్ని ప్రమాదముల నుండి రక్షించెదరుగాక. భక్తులను పాలించి శుభములు చేకూర్చువాడు, బహిరంతర్ శత్రువుల నుండి మమ్ము రక్షించువాడు కేవల సాక్షి పరలోక సుఖప్రదాతముగు ఇంద్రుడు మా పట్ల అభయప్రదాత అగునుగాక. 45. స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాహ స్వస్తి నః పుషా విశ్వవేదాః స్వస్తినః స్థార్యో అరిష్ట నేమేహ స్వస్తి నో బృహస్పత్యః దధాతు. శ్రవణములో ఉత్తమోత్తములగు వృద్ధశ్రవులగు వారు విశ్వముల యొక్క తత్వమును ఎరిగినవారు పూషయగు ఇంద్రుడు మాకు శుభప్రదాత అగునుగాక. రాక్షసులను తన రెక్కలతో నశింపజేయగల గరుత్మంతుడు మమ్ములను సర్వ అరిష్టముల నుండి రక్షించి మేలు చేకూర్చెదరుగాక. దేవగురువు బృహస్పతి మాకు క్షేమకరుడగునుగాక. 46. అపాంత మన్యుస్త్రుపల ప్రభః మాధునేహ సిమీ వాంఛరుమాగ్మృజీషి సోమో విశ్వాని ఆవృత సావనాని విశ్వాని ఋత సావనాని నార్వాగింద్రం నార్వాన్ ఇంద్రం ప్రతిమానాని దేభుంహ. తల్లిదండ్రుల వలె ఆప్యాయతతో కూడిన చిరుకోపము ప్రదర్శించువాడు చల్లటి కిరణములతో బహుదీప్తిమంతుడు వసంతునకు మన్మథునకు అత్యంత ఇష్టమైనవాడు జమ్మి చెట్టుకు ప్రియమైనవాడు సర్వసుఖప్రదాత ఆగు చంద్రుడు సర్వ ఔషధులను ప్రసాదిస్తూ వాటిని భూమిపై పరిపోషిస్తున్నారు. అట్టి చంద్రుడు ఇంద్రియముల యజమాని అగు ఇంద్రుడు మావాక్కును పవిత్రపరచి మమ్ములను సర్వదా రక్షించునుగాక. 47. బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్తాత్ విసి మతః సురుచో వేనావహ సబుధియా ఉపమా అస్య విష్ఠాః సతశ్చ యోని మనతశ్చ వివహ. మొట్టమొదట ఈ సృష్టికి మునుముందే బ్రహ్మము యొక్క కేవల జ్ఞాన తేజస్సు మాత్రమే వెల్లివిరిసియున్నది. అద్దాని ఇచ్ఛ రుచిచేతనే సృష్టి అంతా ఏర్పడినదగుచున్నది. అట్టి సనాతనమగు కేవలాత్మ ఉత్తమ బుద్ధిచేతను శాస్త్రముల అపమానముల చేతను వివృత్తమైన మనస్సు చేతను ఈ కనబడే దృశ్య వ్యవహారముగా బుద్ధికి ప్రదర్శనమగుచున్నట్లుగా తెలియబడగలదు. మృత్తికాశుద్ధికై పృథివీ ప్రార్థన. 48. స్యోనా పృథివీ భవాన్ రుక్షరా నివేసిని యచ్చా ఆనహ శర్మ సప్రథాహ మృత్తికాశుద్ధి కొరకై భూదేవతా ప్రార్థన. అత్యంత విశాలమైన ఓ పృథివీ దేవత భూమాత, నీవు మా దోహకములను వృక్షములను తొలగించి అహ్యకాముష్మిక సుఖములను ప్రసాదించు మాతవు. నమస్కారము. 49. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరిషిణి ఈశ్వరీం సర్వభూతాన తాం ఇహ ఉపహ్వయే శ్రియం. సుగంధము ద్వారముగా కలిగినది, రాక్షసులకు దుస్సవహమైనది, సర్వజీవులకు నిత్యమగు పుష్టిప్రదాత సర్వభూతజాలమునకు ఈశ్వరి అగు భూ దేవతను మాకు శ్రేయములను ప్రసాదించు నిమిత్తమై తల్లిగా ఇక్కడకు ఆహ్వానించున్నాము. 50. శ్రీయః మే భజతు అలక్ష్మీయః మే నశ్యతు విష్ణుముఖావై దేవాః ఛందోభ్యః ఇమాన్ లోకాన్ అనపజయం అభ్యజయన్ మహాగ్ ఇంద్రో వజ్ర బాహోహ షోడసి శర్మ యచ్చతు. శుభ ఐశ్వర్య రూపిణియగు శ్రీలక్ష్మికి సుస్వాగతము. ఆ తల్లి దయచే మా యొక్క అలక్ష్మి పీడ మొదలైనవి తొలగిపోవునుగాక. విష్ణు ముఖముచే ప్రకాశించు దేవతలు దుష్టక్రూరరుపులగు రాక్షసులను జయించి అదుపులో ఉంచుదురుగాక. మహామహితాత్ముడు వజ్రము వంటి బాహువులు కలవాడు షోడశ 16 కళలతో ప్రభాభాసుడు త్రిలోక పూజ్యుడు అగు ఇంద్రభగవానుడు మాకు సర్వసుఖములు ప్రసాదించెదరుగాక. 51. స్వస్తినో మఘవా కరోతు హంతు పాప్మానం యో అస్మాన్ ద్వేష్టి సోమానం స్వరణం క్రూణుహి బ్రహ్మణస్పతే కక్షీవంతం య ఔషిజం శరీరం యజ్ఞ సమలం కుసీదం తస్మిన్ తు సీదతో యో అస్మాన్ ద్వేష్టి. ఇంద్రుడు మా పట్ల శుభప్రదుడగునుగాక, పాపములను సంహరించివేయునుగాక. నన్ను ద్వేషించువారిని సరిచేసి బ్రహ్మస్పదులగు బ్రహ్మమునందు పాండితిమణులగు వారికి సామీప్యతను ప్రసాదించెదరుగాక. ఓసిజుడగు కక్షీవంత మహర్షి, నా ఈ శరీరమును సహించుదానిగా చేసెదరుగాక. నన్ను ద్వేషించువారు నన్ను బాధించుకుండెదరుగాక. నన్ను ద్వేషించువారు కూడా ఆ ద్వేషము తొలగి సుఖించెదరుగాక. జలస్వీకార మంత్రము 52 చరణం పవిత్రం విత్తతం పురాణం. ఏన పూతః తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత ఆతి పాప్మానమరాతః తరేమ. స్నానము చేయుటకై నీటిని స్వీకరించు సందర్భములో పఠించు మంత్రము. పరమ పవిత్రమైనది సర్వత్రా విస్తరించి జన్మకర్మలకు మునుముందే పురాణమై ఉన్నట్టిది అగు ఏ పరమాత్మను స్మరించుటచే సర్వ దుష్కృతశులములు నశించి మేము పవిత్రులమవుతాము. అట్టి విష్ణు భాగవానుని పాద పద్మములను పవిత్రాంతకరణులమై ఆశ్రయిస్తున్నాము. ఆ చేతులు పాదపద్మములే కరచరణములు మాకు శత్రువు వంటి మా పాపకర్మల నుండి తరింపజేయగలవు. ఇది నీటిని త్రాగుచున్నప్పుడల్లా చదువుటచే శుభమును ప్రసాదించు మంత్రము. 53 సజోష ఇంద్ర సగణో మరుద్భ్యః సోమం పిబ వృత్రహన్ సూరా విద్వాన్ జహి శత్రుగ్ అపమృధో అనుదస్వాథ అభయం క్రూణు హి విశ్వతో నహ వృత్రాసుర సంహారి ఇంద్రదేవ. సర్వత్రా సమప్రీతి సమప్రేమ కలిగియున్న మీరు మీ పరివార సమేతంగా వాయుదేవునితో కూడి మా వద్దకు వేయించేయండి. మాతోబాటు ఉండండి. యజ్ఞ ప్రారంభంలో నిర్వర్తించే సోమమును స్వీకరించండి. హే సూర నిత్యా నిత్యవివేకియగు విద్వాంస, మమ్ములను సమీపించే అరిషట్వర్గము కామక్రోధ లోభ ఇత్యాదులను సంహరించండి. అనృతమును పాపకోపములను తొలగించండి. మాకు అభయము ప్రసాదించండి. విశ్వశ్రేయస్సును అనుగ్రహించండి. 54 సుమిత్రానాప ఓషధయః సంతు దుర్మిత్రాః తస్మయః భూయ అసుర్యో అస్మాన్ ద్వేష్టి యం చ వయం ద్విష్మః. ఓషధుల వలన అసురిగుణములు తొలగి దైవీ సంపద ప్రవృద్ధమగునుగాక. జలము ఓషధులు మాకు మిత్రులుగా శ్రేయోభిలాషులుగా అగునుగాక. మమ్ము ద్వేషించువారి వలన దుష్టబుద్ధి గలవారి వలన బాధ లేకుండునుగాక. మా యజ్ఞ విధులను నిర్విఘ్నముగా తీర్చిదిద్దండి. సుమిత్రులగు శ్రద్ధ ఉత్సాహము సాహసము ధైర్యము సామర్థ్యము మొదలైనవి మమ్ములను వెంటనంటి ఉండునుగాక. దుర్మిత్రులగు అశ్రద్ధ దైన్యము నిరుత్సాహము పిరికితనము భయము అసమర్థత తొలగిపోవునుగాక. 55 అపో హిష్ఠామయో భువః తాన ఉజ్జే దధాతన మహేరణాయ చక్షసే ఓదక జల దేవత. మాకు మీరు అన్నము మరియు సుఖములను జ్ఞానచక్షువులను ప్రసాదించండి. ఓదకమా, మాకు ఇంద్రియములను ఉపయోగించటానికి కావలసిన తెలివి ఇవ్వండి. విచక్షణ జ్ఞానదర్శనములను మోక్షపర్యంతము దయతో అనుగ్రహించండి. 56 యోవశివ తమోరసః తస్య భాజేతేహ నః ఉసితియః ఇవ మాతరః. ఓ జలరూప పరమాత్మ, మీ యొక్క రసతత్వము అత్యంత శుభకరము శివతమము అయి ఉన్నది. అట్టి మాతృప్రేమ మాధుర్యమును మాకు సర్వదా భాజేత కలుగజేస్తూ ఉండండి. 57 తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనేథా చనః యస్య క్షయాయ ఏ మోదస్వరూపమును జిన్వథ కోరుకునుచున్నామో తం రసం ఆమె రసస్వరూపమును బ్రాహ్మీతత్వమును రసోవై బ్రహ్మ ఆలస్యము చేయకుండా శ్రమ లేకుండా గమామ కలుగజేయండి. జనేధ మీ దివ్య రూపము పొందునట్లు అనుగ్రహించండి. అఘమర్షణ సూక్తం 58 హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః యన్మయా యత్మయా భుక్తం అసాధునా పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. స్నాన ప్రదేశములో చదువవలసిన అఘమర్షణ మంత్రము. బంగారు కిరీటధారి యగు శ్రీవరణ భగవానుని సాంగ సపరివార సపత్ని సాయుధ సలఘమర్షణ ఉపాసక జనసమేతంగా ఆహ్వానించి భక్తితో స్తుతిస్తూ ప్రపత్తుడనగుచున్నాను. నాచే యాచించబడుచున్న మీరు మహర్షులు స్నానం చేసిన పుణ్యోదకము అనే పవిత్ర జలమును ప్రసాదించండి. నాచేతే అసాధుత్వము అయినట్టి ఇతరులకు సమర్పించక ఇతరులకు కష్టము కలిగిస్తూ అన్యాయార్జితమైనట్టి ఆహారము స్వీకరించబడియున్నదో అట్టి పాపమంతా మీ స్మరణచే ప్రతిగ్రహముగుగాక విడిచి వెళ్ళునుగాక. లెఫ్ట్ ఓఫ్ 59 యన్మే యత్మే మనసావాచ కర్మణ వా దుష్కృతం కృతం తత్న ఇంద్రో వరుణో బృహస్పత్యః సవితాచ పునస్తు పునః పునః నాచేత మనసావాచ కర్మణ ఏ దుష్కర్మలు నిర్వర్తించబడినాయో అవన్నీ కూడా ఇంద్రవరుణ బృహస్పతి సవితృ సూర్య దేవతలు మరల మరల శోధించి తొలగించ ప్రార్థిస్తున్నాను. నన్ను నిర్మలునిగా తీర్చిదిద్దండి. 60 నమో అగ్నయే అప్సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణేయః నమో అభ్యః. జలముతో కూడుకొని జలమునందు వేంచేసి అట్లాగే సర్వత్రా వేంచేసియున్న అగ్నిదేవా మీకు నమస్కారము. త్రిలోకాధిపతియగు ఇంద్రభగవాన్ నమో నమః. ఓ వరుణదేవ ఓ వరుణదేవ పత్నియగు వారుని ఓ జలమ మీ అందరికీ నమో నమో నమో నమః. స్నాన ప్రదేశ శుద్ధి మంత్రము 61 యత్ అపాం క్రూరం యత్ అమేధ్యం యత్ అశాంతం తత్ అపగచ్చతాత్. స్నాన ప్రదేశ శుద్ధి మంత్రము మేము స్నానుపాసనల కొరకు జలములో ప్రవేశిస్తున్నాము. జలములోని సుడిగుండము ఊబి తీవ్ర ప్రవాహములు మొదలైన ప్రమాదకర మరణాంతక విశేషములు జలములోని నిష్ఠీవనము ఉమ్మి మొదలైన ఆరోగ్యమునకు చెడు చేయు అమేధ్యము జలములోని అశాంతిని కలిగించు విభాగము ఇవన్నీ మమ్ములను స్పృశించక తొలగిపోవునుగాక. 62 అత్యాసనాత్ అతీపానాత్ యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా ప్రాణినా హి అవమస్సతు. 1 మా యొక్క అతి అసన దేవతలకు పితృదేవతలకు అతిథులకు సమర్పించకుండా మేము తిన్న ఆహారదోషము. 2 అతిపానదోషము దేవతలకు పితృదేవతలకు అతిథులకు తర్పణము చేయకుండా సమర్పించకుండా త్రాగిన పానీయము. 3 చెడు కర్మలు క్రూరకర్మలు మోసము మొదలైనవి చేయవారి వద్ద స్వీకరించిన ధనము ఆహారము ఇత్యాది దోషములు. ఈ 3 దోషములను జలస్వామియగు వరుణ భగవానుడు శుభ్రపరచి పోగొట్టునుగాక. మా ప్రాణములు నిర్మలమై జలస్పర్శచే ప్రకాశించునుగాక. 63 సోహం అపాపో విరజో నిర్ముక్తో ముక్త కిల్బిషః నాకస్య పృష్ఠం ఆరుహ్య గచ్చేత్ బ్రహ్మ సలోకతాం. వరుణదేవుని అనుగ్రహం చేత నేను పాపరహితుడను నిర్మలుడను దుష్టభావ ఆవేశకావేశముల నుండి వినిర్ముక్తుడను, పాపకర్మల నుండి విరమించువాడను అయ్యేదనుగాక. స్వర్గమునకు ఆవల గల బ్రహ్మలోకమునందు వరుణ భగవానుని కూపచే ప్రవేశము పొంది బ్రహ్మదేవుని దర్శనము పొందెదముగాక. బ్రహ్మదేవుని బోధకు అర్హుడనయ్యేదముగాక. బ్రహ్మసాలోక్యము సిద్ధించుకొనెదముగాక. 64. యశ్చ అప్సు వరుణః స పునాతు అఘమర్షణః ఇతి ఓం. సర్వమును తన స్పర్శచే నిర్మలముగా చేసి సర్వపాపములను పోగొట్టి పరిశుభ్రత ప్రసాదించు అఘమర్ష వరుణదేవాది దేవ, నన్ను మనసావాచా కర్మణా పునీతునిగా పవిత్రునిగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను. ఇతి అఘమర్షణః గంగా ఆది ఆవాహన మంత్రము. 65. ఇమం మే గంగే యమునే సరస్వతి సుతుద్రిస్తోమగ్ సుతుద్రహ సోమగ్ సచతా పరుష్ణియా అసిక్నియా మరుద్వృధే మరుద్వృధే వితస్త యాజ్జికియే శృణు హి అనుషోమయ. గంగాది ఆవాహన మంత్రము. ఓ పవిత్ర గంగాదేవి, ఓ యమునాదేవి, ఓ సరస్వతీదేవి, పవిత్ర ప్రవాహ ప్రదర్శనములారా, ఓ త్రిపవిత్ర నదీమ తల్లులారా, మా ఈ అఘమర్షణ స్తుతి వినండి. విని నా ఎదురుగా గల ఈ జలముగా నాపై దయతో ప్రవేశించండి. తద్వారా నన్ను స్పృశిస్తూ పావనము చేయండి. ఓ మరుద్వృధ నదీదేవి, ఓ ఆర్జికీయ నదీ జనని, ఈ జలములో మీ జలతేజస్సును ప్రవేశింపజేసి నన్ను పవిత్రునిగా తీర్చిదిద్దండి. నీటిలో మునిగి ప్రాణాయామం చేస్తూ మనస్సుతో చదువు మంత్రము. 66. వృతం చ సత్యం చ అభిద్ధాత్ తపసో అధ్యజయత తతో రాత్ర్యః అజయత తతః సముద్రో ఆణవః. నీటిలో మునిగి ప్రాణాయామం చేస్తూ మనస్సుతో చదువు మంత్రము. కృతము మనస్సుతో యథార్థముగా భావించటం స్వానుభవమైన ప్రవచనము. సత్యం వాక్కుతో యథార్థ భావన, మానసికమైన స్వానుభవమైనట్టి యథార్థ సంకల్పస్వరూపుడు వాక్కుచే ఉనికిగా చెప్పబడు స్వీయానుభవ స్వరూపుడు శాస్త్రములచే ఎలుగెత్తి గానం చేయబడుచు చూపుడు వ్రేలుతో చూపబడువాడు మహనీయుల తపో అధ్యయనముల ఫలస్వరూపుడుంగు ఆ పరమాత్మ నుండియే పగలు రాత్రి సముద్రములు మహాసముద్రములు జనిస్తున్నాయి. అట్టి ఆత్మభగవానుని స్తుతిస్తున్నాను. 67. సముద్రాత్ అర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధత్ విశ్వస్య మిషతో వసి. జలస్వరూపులే సముద్రములను మహాసముద్రములను సృష్టించి కాలస్వరూపుడై రాత్రింబవళ్లను కల్పిస్తూ ఈ విశ్వమంతా తన మిషగా కల్పనా రూపముగా కలవాడే దీనికంతటికీ తన వశముగా గల పరంధామ. నమో నమః. 68. సూర్యా చంద్రమసౌ ధాత యథా పూర్వం అకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షం అదో సువః. పరాత్పరుడగు ఆ పరమాత్మయే సూర్యచంద్రులను సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ఆకాశమును పృథివిని భూమిని అంతరిక్షమును సువర్ మహర్ ఇత్యాది ఊర్ధ్వలోకములను ఎప్పటికప్పుడు పూర్వంలాగానే లీలగా క్రీడగా కల్పన చేస్తూ ఉన్న కళా వినోది అవన్నీ తనే అయి జీవింపజేయుచున్నవారు. స్నానము పూర్తి చేసిన తరువాత చదివే రుక్కులు. 69. యత్ పృథివ్యాగ్రజః స్వమా అంతరిక్షే విరోదసి ఇమాం తదా ఆపో వరుణః పునాతు అఘమర్షణః. స్నానము పూర్తి చేసిన తరువాత చదివే రుక్కులు. అనేక జన్మలుగా పృథివిపై అంతరిక్షములో రోదసిలో నేను ఏ దోషములగు మనోవాక్కాయకర్మలను నిర్వర్తించి ఉన్నానో అవన్నీ కూడా జలస్వరూపు డగు వరుణ భగవానుడు తన జలతత్వముచే కడిగి వేణుగాక. నన్ను దోషరహితునిగా నిర్మలునిగా అఘమర్షణుడగు వరుణ భగవానుడు శుభ్రపరచునుగాక. ఆత్మజ్ఞానమునకు సంసిద్ధునిగా తీర్చిదిద్దునుగాక. డెబ్బే పునంతు వసవః పునాతు వరుణః పునాతు అఘమర్షణః ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్తా. ఓ భూదేవి, నీ యొక్క మృత్తికారూప మాతృవాత్సల్య స్పర్శచే మమ్ములను పునీతులు పవిత్రులుగా తీర్చిదిద్దవమ్మా. స్వామీ, జలదేవ, రసదేవ, వరుణ భగవాన్, సర్వజీవులలో అంతర్యామి, భూభువర్ సువర్లోకములలో అంతరమున ఆధారమై చెన్నందు స్వామి, అఘమర్షణ దేవాది దేవ, మీ జలరస స్వరూపంతో మమ్ములను నిర్మలురుగా తీర్చిదిద్దండి. మిమ్ములను శరణం వేడ్చున్నాము. డెబ్బె ఒక్క ఏష పుణ్యకృతాన్ లోకాన్, ఏష మృత్యోహ హిరణ్మయం, ద్యావా పృథివ్యో హిరణ్మయం. సంసితగ్ సువహ సనహ సువహ సగ్సిసాధి. ఓ అఘమర్షణ దేవ, వరుణ భగవాన్, మీరు మాకు పుణ్యలోకములు ప్రసాదించు దేవత. మా మృత్యువును అమృతానందంగా మార్చివేయు గురుదేవులు, మార్గదస్సులు. ఆకాశము పృథివీ భువస్వర్మహర్ లోకములను పావనము చేయువారు. మమ్ము ఈ భౌతిక లోకముల నుండి బ్రహ్మలోకము జేర్చి సముద్ధరించ ప్రార్థన. డెబ్బెరిండు ఆర్ద్రం జ్వలతి జ్యోత్యహ అహమస్మి, జ్యోత్యహ జ్వలతి బ్రహ్మాహమస్మి, యో అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవ అహం మాం జుహోమి స్వాహ. వరుణదేవుడు సద్గురువై మాకు సోహంతత్వం మహావాక్య రససారమును ప్రసాదిస్తూ ఉండగా అగ్నిలో ప్రదర్శన శీలమగు ఆర్ద్రత కేవల జ్యోతి స్వరూపము వంటి ఆత్మజ్యోతినే నేను. నేనుగా ప్రదర్శనముగుచున్నది నాలోని నేనైన నేనే. జ్యోతికే జ్యోతిగా వెలుగొందు పరంజ్యోతిని, పరబ్రహ్మమే నేను. నేనే బ్రహ్మమును, బ్రహ్మమే నేనే ఉన్నాను. జీవాత్మనైన నేను సర్వాత్మకుడగు నా యొక్క పరమాత్మత్వమునకు సర్వకార్యక్రమములను అగ్నికి ఆజ్యము వలే ఆహుతిగా సమర్పిస్తున్నాను. జీవాత్మనకు నేను పరమాత్మ కాని క్షణమే లేదు. డెబ్బె మూడు అకార్య కార్యః అకిరీణ స్థేనో భ్రూణః గురుతల్పగః వరుణో అపాం అఘమర్షణః తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే. చేయకూడని కార్యములు అకార్యకార్యములు చేసివుండటము బుద్ధి చాంచల్యము దొంగతనము భ్రూణ గర్భములోని బిడ్డ హత్య గురుతల్పగమనము మొదలైన అనేక నీచగతులక కారణమగు పాపకృతుల నుండి కూడా అఘమర్షణ మంత్రముదోషములను తొలగించి నిర్మలము చేయగలదు. అఘమర్షణుడు వరుణదేవుడు మమ్ములను మార్గదర్శి అయి సముద్ధరించగలరు. స్వామీ, అఘమర్ష, మమ్ము తండ్రివలె క్షమిస్తూ మార్గదర్శకులవండి. డెబ్బె నాలుగు విరజో భూమి స్వమాగ్ రోదేస్వ ప్రవదంతి ధీరాహ. స్వామీ, వరుణ భగవాన్, ధీరులగు పండితులు మిమ్ములను శరణువేడు ఉపాయము చూపుచున్నారు. రజోభూమిలో అనేక జన్మలు ఎత్తివేసార్చున్న మమ్ములను మీరు దగ్గరకు తీసి సంరక్షించగల సమర్థులు. ఓ అఘమర్షణ, మిమ్ములను శరణం వేడ్చున్నాము. రజోగుణస్థితి నుండి గుణాతీత స్థానమునకు జేర్చండి. స్నానము చేసి తుడుచుకొన్న తరువాత చదివే మంత్రము డెబ్బె ఐదు ఆక్రాంతః సముద్రః ప్రథమే విధర్మన్ జనయన్ ప్రజా భువనస్య రాజా వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్ సోమో వ వృధే సువాన ఇందుహ స్నానపరసు హ్రానంతర జపము. ఆ ఉమాసహిత పరమశివుడు చంద్రుని శిరస్సులో ధరించినవారే సముద్ర జలములో సర్వే సర్వత్రా స్వయముగా ఆక్రమించుకుని ఉన్నవారే. ప్రతి జీవునికి ప్రప్రథములే, సర్వభువనములకు రాజాధిరాజే. వృషభ, ధేను, వాహనులై పరమ పవిత్రులై నా హృదయ కుహరములో సర్వదా వెలుగొందుచున్నారు. అట్టి బృహత్ సౌమమామహేశ్వరస్వామికి నమస్కారములు. బృహత్ చంద్రధారులగు శివునికి నమస్కారము. 76 పరస్తాత్ యశో గుహాసు మమ చక్రతుండాయ ధీమహి తీక్షణా దంష్ట్రాయ ధీమహి పరిప్రతిష్ఠితం దేభోహ యచ్చతు దధా తనోద్భియో ఆణవః సువో రాజేకంచ. నా హృదయములో పరేసో స్వరూపులైనట్టి చక్రతుండ నందీశ్వర వాహనులగు శివభగవానుని హృదయంలో ప్రతిక్షేపించి స్తుతిస్తున్నాను. తీక్షణదష్టములు పలువర్సలు గల శ్రీమన్నరసింహస్వామిని ప్రస్తుతిస్తున్నాను. స్వామి, రాజువలే నా హృదయరాజ్యమును పరిపాలించండి. ఓ వరుణ శివ విష్ణుదేవాది దేవులారా, నందీశ్వరగరుడ వాహన సమేతంగా మీరు ఇష్టముగా నా హృదయ గృహంలో ప్రవేశించి సుఖాసీనులే ఉండం. 77 రుద్రో రుద్రశ్చ దంతిశ్చ నంద్యః షణ్ముఖ ఏవచ గరుడో బ్రహ్మ విష్ణుశ్చ నరసింహః తథైవచ ఆదిత్యో అగ్నిశ్చ దుర్గిశ్చ క్రమేణ ద్వాదశ 12 అంభసి మమ వచన సువేనావభావై కాత్యాయనాయ. 1 సహస్రాక్ష పరమ పురుష రుద్రుడు. 2 మహాదేవ శ్రీమాన్ రుద్రుడు. 3 వక్రతుండ్రుడగు విఘ్నాధిపతిదంతి. 4 నాలుగు పాదముల ధర్మస్వరూపుడగు నందీశ్వరుడు. 5 దేవతల సైన్యాధిపతి కార్తికేయుడు, ఆ కరుణసాగరుడు అగు షణ్ముఖుడు స్కందుడు. 6 విషయ సర్పముల జాలము నుండి రక్షించు సువర్ణపక్షుడగు గరుడు. 7 జగత్సృష్టికర్త పితామహుడు, తండ్రికే తండ్రి అగు బ్రహ్మ భగవానుడు. 8 సర్వత్రా సమస్వరూపుడై సంప్రదర్శనమగుచున్న నారాయణ వాసుదేవాత్మకుడగు విష్ణువు. 9 అంతఃశత్రువులను చీల్చి చండాడు లక్ష్మీనరసింహుడు. 10 లోకములకు సర్వప్రకాశకుడగు ఆదిత్యుడు, మొట్టమొదటి కేవల చైతన్య స్వరూపుడై ఉన్నవారు. 11 సర్వమును పవిత్రము చేయు లాలీల బిరుదాంకితుడగు అగ్ని. 12 వాత్సల్య స్వరూపిణి అగు దుర్గాదేవి. వీరంతా ఆత్మజలంలో 12 గొప్ప తరంగములు. 2 అనువాకము దుర్గా సూక్తము అరిష్ట పరిహార మంత్రము. 78 జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యజ్ఞః. ఓ జాతవేద అగ్నిదేవ, స్వామీ, మేము సోమలత నుండి రసమును తీసి ఆ రసమును మీకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తున్నాము. మాకు పరమాత్మను ఎరుగటలో తారసబడే అడ్డంకులను కరుణామూర్తులై తొలగించండి. ఏ విధంగా నావ దొరికితే సముద్రంలో మునుగువాడు ఆ నావ ఎక్కి ఒడ్డుకు చేరగలడో ఆ విధంగా మమ్ములను సమస్తమైన సంసార దోషముల నుండి, 8 అన్ని పొరపాట్లు తప్పిదముల నుండి, క్లేశముల నుండి కాపాడదర్గాక. సర్వదురితములను తమ తేజోతత్వముతో భస్మము చేసివేయ ప్రార్థన. 79 తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుస్తాం దురాం దేవీం శరణం అహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఓ దుర్గాదేవి, జగన్మాత, సర్వత్రా తేజోరూపిణివై అగ్నివై అగ్నివర్ణముతో ప్రకాశించుదానా. తపోశక్తి రూపిణివై ప్రకాశించు దేవి, పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి, సర్వజీవులకు కర్మఫలములను ప్రసాదించు లోకేశ్వరి. నమో నమః. దుర్గమములను సుగమంగా చేసే దుర్గాదేవి, పాంచభౌతిక పరిమిత భావములచే నిర్మితమైన సంసారము లేక ప్రాపంచక దుహఖముల నుండి ఆశ్రితులను తరింపజేసే తల్లివి కదా, నిన్ను శరణు వేడుచున్నాను. సంసార దుహఖముల నుండి చక్కగా తరింపజేసే నీకు నమస్కరిస్తున్నాను. ఎనభే అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభీరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వి భవతోకాయ తనయాయ సమ్యోహ. ఓ అగ్నిదేవ, నీవు మమ్ములను శ్రీదుర్గాదేవి పాదపద్మములకు జేర్చే సమర్థుడవు, అందుచేత శ్లాఘనీయుడవు. స్వామి, మమ్ములను సమస్త కష్టముల నుండి దుహఖముల నుండి బహిర్గతము చేయండి. కష్టములు అనే దుర్గమారణ్యంలో చిక్కుకున్న మాకు త్రోవ చూపండి. మా యొక్క మేమున్న ఈ స్థలము, ఈ మాతృభూమి, ఈ సమస్త ప్రపంచము మీ కృపచే సుభిక్షమగుగాక. మా యొక్క పుత్రులకు పౌత్రులకు శుభములు కలుగజేస్తూ కష్టములు మాకు దూరమగునట్లు అనుగ్రహించండి. సుఖప్రదాత అవండి. ఎనభే ఒక్క విశ్వాని నో దుర్గః జాతవేదః సింధుం న నావా దురితాతిపర్షి అగ్నే అత్రివన్ మనసా గృణానో అస్మాకం బోధ్యవితాతనున. ఓ జాతవేద అగ్నిదేవ, మా ఈ భౌతిక శరీరములలో వేంచేసి అణువణువు పవిత్రము చేయుచు సర్వదా కాపాడుచున్నారు కదా, అదేవిధంగా సముద్ర మధ్యలో చిక్కుకుని కొట్టుమిట్టాడుచున్న వానిని నావ కాపాడు విధంగా సంసార సాగరంలో చిక్కుకొని అనేక దుహఖములకు మెనీ వరీజ్ లోను అగుచున్న మమ్ములను పవిత్రత అనే నావపై ఆస్ అబ్బొట్ ఎక్కించి కాపాడండి. ఓ అగ్ని భగవాన్, లోక కళ్యాణమూర్తి అయి సమస్త జనుల సుఖశాంతి ఐశ్వర్యానందముల కొరకై తన తపస్సంతా సమర్పించిన అత్రి మహర్షి వలె ఎల్లప్పుడూ మా శ్రేయస్సును దయతో మీ దృష్టియందు కలిగిన వారే ఉండం. ఎనభై రెండు పృతనాజితం సహమానం ఉగ్రం అగ్నిం హువేమ పరమాత్ సధస్థాత్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామత్ దేవో అతి దురితాతి అగ్న్యః. హే అగ్నిదేవ, మమ్ములను కామక్రోధ లోభ మోహమద మాత్సర్యములనే శత్రువులు చుట్టుముట్టి ఉన్నారయ్యా. మీరు ఉగ్రరూపులై శత్రు సైన్యమును ముట్టడించి భస్మము చేయగల మహత్ సామర్థ్యము కలవారు. అట్టి మిమ్ములను జగత్సభ యొక్క అత్యున్నత స్థానము నుండి మేము ఉన్న చోటికి వేంచేయమని ఆహ్వానిస్తున్నాము. మా యొక్క సమస్త క్లేశముల నుండి మమ్ములను కాపాడండి. మా యొక్క గొప్ప దురితములను తొలగించండి. దేవా, మా అపరాధములను క్షమించి మమ్ములను రక్షించండి. ఎనభై మూడు ప్రత్యోషికం ఈడ్యో అధ్వరేషు సనాచ్చ హోత నవ్యశ్చ సత్సి స్వాంచ అగ్నే తనువం విప్రయ స్వాస్మభ్యంచ సౌభగమాయ జస్వ. ఓ అగ్నిదేవ, యజ్ఞయగాదులలో మీరు ప్రప్రథమ ఆహ్వానితులుగా కీర్తించబడుచున్నారు. ప్రాచీన కాలము నుండి కూడా ఇప్పటి వరకు ఇక ఎప్పటికీ కూడా నిర్వహించబడు యజ్ఞయాగత్తుపు జాపితృకార్య విధులలో హవ్యవాహనులే మేము స్వర్గదేవతలకు పితృదేవతలకు సమర్పించు హవ్యములను వారికి జేర్చుచున్నారు. మేమంతా మీ స్వరూపము చేతనే నిర్మితులము. మీకు చెందినవారమే అయి ఉన్న మాకు ఆనందము కలుగజేయండి. మాకు సర్వతోముఖమైన సౌభాగ్యములను శ్రేయస్సులను ప్రసాదించండి. 84 గోభ్యః జుష్టం అయుజో నిషిక్తం తవ ఇంద్ర విష్ణోః అనుసంచరేమ నాకస్య పృష్ఠం అభిసంవసానో వైష్ణవీం లోకాయిహం ఆదేనంతాం కాత్యానాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ్యః ప్రచోదయాత్. హే భగవతి, వైష్ణవి, దుర్గాదేవి, నీవు సమస్త పాపములకు దోహఖములకు సంబంధించక మాయందు కేవల స్వరూపిణివై వేంచేసియున్నావు. ఇంద్రస్వరూపిణివై సమస్త ఇంద్రియములను పాలించు రాజ్ఞివి. విష్ణుస్వరూపిణివై సర్వత్రా వ్యాపించి ఉన్నావు. ఆకాశమునకు ఆవలగా విస్తరించి ఉన్నావు. సర్వయజ్ఞయాగ క్రతువులందు అభిసంవసువై అంతర్లీన గానంగా వేంచేసి ఉన్నావు. పశుధనధాన్య సంపదకై యోగమోక్ష సాధనా సంపత్తికై నీ యొక్క సర్వత్రా వెళ్ళివిరిసియున్న వైష్ణవీ తత్వమును శరణు వేడుచున్నాము. వైష్ణవీ జ్యోతివై ఈ సర్వలోకములుగా నేనుగా వెలుగొందుచున్నది నీవే కదా. శక్తి స్వరూపిణేన కాత్యాయని దేవిని ఎరుగుటకై ఆ కన్యకుమారి దేవిని స్తుతించుచున్నాము. ఈ మా కొంచెము స్తుతిని స్వీకరించి ఆ దుర్గాదేవి మా బుద్ధిని వికసింపజేయునుగాక. 3వ అనువాకము. ఎలుగెత్తి గానము చేబడు వ్యాహృతి హోమ మంత్రములు. అన్న సమృద్ధి కొరకై హోమమునకు సంబంధించిన మహావ్యాహృతి మంత్రములు. 85 వ్యాహృతి హోమ మంత్రములు. భూవః అన్నం అగ్నయే పృథివ్యే స్వాహ భూవో అన్నం వాయువే అంతరిక్షాయ స్వాహ సువః అన్నం ఆదిత్యాయ దివే స్వాహ భూవః భువః సువః అన్నం చంద్రమసే దిగ్భ్యః స్వాహ నమో దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువః సువః అన్నం. ఓం. అన్నము 1 ఆహారమునకు ఆహార పదార్థములు, 2 ఇంద్రియములకు ఇంద్రియ విషయములు. అన్నం ఓం. భూత్ అను మంత్రోచ్చారణచే తత్ప్రతిపాదితుడు అయినట్టి బ్రహ్మాగ్నివి మాకు శరీరములను ఇచ్చుచున్న ఔషధ ప్రసాదిని అయినట్టి పృథ్వీదేవికి మేము సమర్పించి సర్వేంద్రియ కృతమగు అన్నము ఆహుతముగా సమర్పణము చేయుచున్నాము. ఇంద్రియానుభవములు అనే అగ్ని ద్వారా మేము సమర్పించు ఆహుతులను పృథ్వీదేవిచే స్వీకరించబడునుగాక. భువో అను మంత్రముచే మా మనస్సు ఆలోచనలు ఆహుతిగా వాయుదేవునికి అంతరిక్షమునకు సమర్పణమగుగాక. సువహ అను మంత్రముచే మా బుద్ధి చిత్త క్రియావిశేషములన్నీ ఆహుతులే ఆదిత్యునికి దివ్యలోకవాసులకు దేవతలకు సమర్పితము అగునుగాక. భూభువః సువః అను ఉచ్చారణచే మేము సమర్పించు ఇంద్రియ మనో చిత్త విశేషాలన్నీ ఔషధ వనస్పత ప్రదాతయగు చంద్రదేవునికి దిక్దేవతలకు ఆహుతులై చేరునుగాక. జగత్తును నిర్మించి ప్రసాదించు దివ్య ప్రజ్ఞలగు దేవతలకు నమస్కారము. వారికి స్వాహ అని పలుకుచు ఆహుతులు సమర్పిస్తున్నాము. ఈ భౌతిక దేహ నిర్మాణ ప్రజ్ఞలకు పితృదేవతలకు స్వధ నమః అని సమర్పించు ఆహుతులను స్వీకరించుదురుగాక. పితృదేవతలకు నమస్కరించుచున్నాము. ఈ భూహభువస్వర్ త్రిలోకములు అన్నము అను ఓంకార పరబ్రహ్మ స్వరూపమే. 4వ అనువాకము. అగ్న ఓం. 86 భూహ అగ్నయే పృథివ్యే స్వాహ భువో వాయువే అంతరిక్షాయ స్వాహ సువః ఆదిత్యాయ దివే స్వాహ భూర్భువః సువః చంద్రమసే దిగ్భ్యః స్వాహ నమో దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువః సువః అగ్న ఓం. అగ్న ఓం. అగ్నికి నేనీ శ్రువముతో సమర్పిస్తూ భోహ అనే అగ్నికి పృథివికి ఆహుతులు సమర్పిస్తున్నాము. భోవోగు అనే వాయువుకు అంతరిక్షమునకు ఆహుతులు సమర్పిస్తున్నాము. సువర్క్ అని పలుకుచు ఆదిత్యునికి, సూర్యభగవానునికి, దేవతాలోకమునకు, దేవతలకు ఆహుతులు సమర్పిస్తున్నాము. దేవతలకు స్వాహ అని ఆహుతులు సమర్పిస్తూ నమస్కరిస్తున్నాము. పితృదేవతలకు స్వధ అని ఆహుతులు సమర్పిస్తూ నమస్కరిస్తున్నాము. భూర్భువ సువహ అని ఆహుతులు హవ్యవాహనుడగు అగ్నికి ఓంకార స్వరూపోపాసనగా సమర్పిస్తున్నాము. ఐదవ అనువాకము మహత్ అగ్నిహోమము మహః ఓం. 87 భోహ అగ్నయే చ పృథివ్యే చ మహతే చ స్వాహ. భువో వాయువే చ అంతరిక్షాయ చ మహతే చ స్వాహ. సువహ ఆదిత్యాయ చ దివే చ మహతే చ స్వాహ. భూర్భువ సువహ చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే చ స్వాహ. నమో దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువ సువహ మహః ఓం. భోహ అగ్ని పృథివీ మహత్తత్వములు మా ఈ ఆహుతులను స్వీకరించునుగాక. భువో వాయు అంతరిక్ష మహత్తత్వములు మా ఈ ఆహుతులను అందుకునెదరుగాక. సువర్ ఆదిత్య దివి మహత్తత్వములు మా ఈ ఆహుతులను ఆస్వాదించెదరుగాక. భూర్భవ సువహ అచంద్రమస నక్షత్ర దిక్ దేవత మహత్తత్వములు మా ఈ సమర్పితమగు ఆహుతులను పొంది ఆనందించెదరుగాక. దేవలోక దేవతలకు నమస్కారము. పితృదేవతలకు నమస్కారము. ఓంకార స్వరూప భూర్భవ సువహ మహత్తత్వములను ఉపాసిస్తూ ఆహుతులను సమర్పిస్తున్నాము. ఆరవ అనువాకము జ్ఞానప్రాప్త్యర్థ హోమమంత్రము. 88 పాహినో అగ్నాయేనసే స్వాహ. పాహినో విశ్వవేదసే స్వాహ. యజ్ఞం పాహి విభావసో స్వాహ. సర్వం పాహి శతక్రతో స్వాహ. బద్ధకము అశ్రద్ధ పరిమిత దృష్టులు మొదలైన జ్ఞాన ప్రతిబంధకములు విచ్ఛేదనమవటానికే, కష్టములు తొలగటానికే అగ్నిదేవునికి ఈ ఆహుతి. స్వామి, స్వీకరించి రక్షించండి. ఓ విశ్వరచేత, విశ్వప్రదర్శకుడా, విశ్వస్వరూప, పాహి, రక్షించండి. యజ్ఞమును వాక్యజ్ఞం, తపోయజ్ఞం, స్వాధ్యాయజ్ఞం, ద్రవ్యయజ్ఞం, యోగయజ్ఞం, జ్ఞానయజ్ఞం మొదలైనవి కాపాడుటకై ఈ జగత్తంతా ఎవ్వరి విభవమో అట్టి పరబ్రహ్మము అనే విభావసునకు ఆహుతులు సమర్పిస్తున్నాము. సర్వమును రక్షించుటకై శతక్రతు 100 క్రతువులకు ఆహుతులు సమర్పిస్తున్నాము. 7వ అనువాకము 89 పాహినో అగ్నా ఏకయ. పాహి ఉతద్వితీయ. పాహి ఊర్జం తృతీయ. పాహి గీర్భ్యః శతశ్రుభ్యః వసో స్వాహ. గీర్భిశ్చతశ్రుభిర్వసో స్వాహ. ఓ అగ్నిదేవ, మమ్ములను ఋగ్వేద రుక్కుల రూపులై రక్షించండి. ఓ హుతదేవత, యజుర్వేద యజ్ఞయగ క్రతురూపులై రక్షించండి. ఓ వరుణదేవ, మమ్ములను సామవేదములోని సామగాన స్వరూపులై రక్షించండి. ఓ గీర్మాత, వేదమాత, వేదములచే గానము చేయబడు వేదపురుష, రక్షించండి. శతాధిక స్తుతిని వసువుకు సమర్పిస్తున్నాము. స్వాహ. 8వ అనువాకము వేదాంతపరమార్థ సిద్ధి కొరకై ప్రార్థనా మంత్రము. ఓంకార సంజ్ఞా బ్రహ్మ విద్య. యశ్చందసామృషభో విశ్వరూపశ్చందోభయశ్చందాంస్యా వివేశ సతాంసిక్యః ప్రోవాచోపనిషదింద్రో జ్యేష్ఠ ఇంద్రియాయ ఋషిభ్యో నమో. దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువః సువరోం 8.1 యః ఛందసాం ఋషభో విశ్వరూపః ఛందోభ్యః ఛందాగ్ంస్య అవివేశ సచాం సిక్యః పురో వాచ ఉపనిషత్ ఇంద్రో జ్యేష్ఠ ఇంద్రియాయ ఋషిభ్యో నమో దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువ సువః ఛందా ఓం. ఏ ఓంకార ప్రణవము వేదములకు వృషభము అతి ముఖ్యము. ధేనువు వంటిదో విశ్వరూపమో సర్వజగదాత్మకమో అట్టి వేదములలోనించి పుట్టిన వేదాంత సారమగు ఆత్మజ్ఞానము నన్ను సమీపించునుగాక. అట్టి వేదముల నుండి జనించిన ఓం ప్రణవము వేదములకు శిఖ వంటిది. వేదములకు మొదలే మునుముందే ఉన్నట్టిది. ముందే ఉన్న పరబ్రహ్మతత్వమగు ఓంకారమును వేదములు అభివర్ణించు ధర్మమును నిర్వర్తిస్తున్నాయి. ఓమనునది ఆత్మ యొక్క అత్యంత సామీప్యత పొందినవారు పలికిన ఆత్మ గురించిన సంజ్ఞ. అందుచేత ఉపనిషత్ సంజ్ఞ ఇంద్రియముల కంటే వాటి సంచాలకుడగు ఇంద్రుని కంటే అద్దానిని పరమసత్యముగా ప్రకటించు ఋషుల కంటే ముందే ఉన్నట్టిది. అట్టి ఓంకారము నుండి బయల్వెడలు దేవతలకు నమస్కారము. పితృదేవతలకు స్వధా శబ్ద వందనములు. భూభువ సువర్లోకములంతా నిండియున్నట్టి వా నీటికి జనన స్థానమగు వేదజనిత ఓంకారమునకు ఉపాసనా పూర్వక నమస్కారములు. 9వ అనువాకము. నమో బ్రహ్మణే ధారణం మే అస్త్వనిరాకరణం ధారయితా భూయాసం కర్ణయో శృతం మాచ్యోఢ్వం మమాముష్య ఓం. 9.1 నమో బ్రహ్మణే ధారణం మే అస్తు అనిరాకరణం ధారయితా భూయాసం కర్ణయో శృతం మాచ్యోఢ్వం మమ ఆముష్య ఓం. ఓంకార ప్రణవము నుండి మొట్టమొదటగా బయల్వెడలిన సృష్టికర్త సృష్ట్యభిమాని అగు బ్రహ్మదేవునికి నమస్కరిస్తున్నాము. ఆయన అనుగ్రహముచే మా యొక్క బ్రహ్మము గురించిన ధారణ అనిరాకరణమగునుగాక. మరల మరల మేము బ్రహ్మము గురించి మా ఈ చెవులతో వినుచుండెదముగాక. వినినది వదలక ధారణ కలిగియుండెదముగాక. మేము బ్రహ్మముచే తిరస్కరించబడుకుండెదముగాక. మేము ఓంకార అముష్య పర స్వరూపములమై స్వయముగా ప్రకాశించెదముగాక. 10వ అనువాకము. తపో ప్రశంస ఋతం తపః సత్యం తపః శ్రుతం తపః శాంతం తపో దానం తపో యజ్ఞ డోట్స్ తపో భూర్భువః సువర్బ్రహ్మైతదుపా స్వైతత్తప. 10.92 తపః ప్రశంస ఋతం తపః సత్యం తపః శ్రుతం తపః శాంతం తపో దమః తపః సమః తపో దానం తపో యజ్ఞః తపో భూర్భువ సువః బ్రహ్మైతత్ ఉపాస్య ఏతత్ తపః. వేదములు వేదవేత్తలు ఎలుగెత్తి చెప్పు ఆత్మయే ఋతము మా తపోలక్ష్యము. అట్టి పరమ సత్యమును స్వానుభావముగా దర్శిస్తూ ఉండటము సత్యము తపస్సు. బ్రహ్మము గురించి వినుచుండటము తపస్సు. దృశ్యమును ఆత్మగా దర్శిస్తూ ఆత్మయందు సశాంతింపజేయుట తపస్సు. యజ్ఞము తపోరూపమే. భూర్భువస్సువ త్రిలోకములను బ్రహ్మముగా భావన చేసి బ్రహ్మమును ఉపాసించటమే తపస్సు. 11వ అనువాకము. శాస్త్రలోక అనుకూల్య సత్కర్మలు అశాస్త్రీయ లోక ప్రతికూల దుష్కర్మలు ఈ వాటి ప్రభావము. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో వాతి. యథా సిధారాం కర్తే వహితం వక్రామే యద్యువే యువే హవా విహ్వయిష్యామి కర్తం పతిష్యామి త్యవమము తాదాత్మానం జుగుప్సేత్. 11:93 యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాదంధో వా ఇత్యేవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధో వాతి యథా సిధారాం కర్తే అవహితాం అవక్రామేత్ యద్యువైవే హవా విహవైష్యామి గర్తం పతిష్యామి ఇత్యేవం అమృతాత్ ఆత్మానం జుగుప్సేత్. విహిత సుకర్మల అనుష్ఠానం ఒక పుష్పవనంలో సంపెంగ వంటి వృక్షమునకు పూచిన పువ్వు వెదజల్లు మధురమగు సువాసన లేక పరిమళమును గాలి సుదూరమునకు తీసుకువెళ్లటం అనేకులను ఆహ్లాదపరచటము జరుగుతుంది కదా. అట్లాగే మనము చేయు పుణ్యకర్మలు సయత్నములు అనేక లోకములకు ఉత్తరోత్తర జన్మలకు విస్తరించి అనేక మందిని ఆహ్లాదపరచగలవు. కర్తకు జన్మజన్మాంతరాలుగా శుభములు ప్రసాదించగలవు. అవిహిత దుష్టకర్మలు నిర్వహించుట రాజును మంత్రులను సంతోషింపజేయటానికి ఒకడు ఎత్తుగాబారుగా నిలబెట్టిన పదునైన కత్తులపై అడుగులు వేస్తూ ఉండటము వంటిది. గట్టిగా అడుగు వేశానా కాలితో గ్రుచ్చుకుంటుందేమో, గట్టిగా అడుగులు వేయకపోతేనో క్రింద మురికిగుంటలో పడి దుర్వాసనలు బురద అంటించుకుంటానేమో అని ఉభయత్రా జీవునకు భయమే కలిగిస్తుంది. ఉభయత్రా నష్టమే. అందుచేత ఈ జీవుడు దుష్టకర్మల జుగుప్స నుండి తనను తాను రక్షించుకోవాలి. మూతత్వము నుండి అమూతత్వమునకు సాధుకర్మల ద్వారా త్రోవ సుగమం చేసుకోవాలి. 12వ అనువాకము దహర విద్య అణోరణీయాన్మహతో మహీయానాత్మ గుహాయాం నిహితోస్య జంతోహ తమక్రతుం పశ్యతి వీతశోకో ధాతురః ప్రసాదాన్మహిమానమిసం. 12.1.94 అణోహ అణీయాత్ మహతో మహీయాత్ ఆత్మా గుహాయాం నిహితో అస్య జంతోహ తం అక్రతుం పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాత్ మహిమానం ఈశం. దహర విద్య ఈ దృశ్యమంతా ఇద్దానిచే ప్రసాదించబడుచు ఎందులో చివరికి లయము కానున్నదో అట్టి అధ్యయనమే ఆత్మ విద్య. జాగ్రత్ స్వప్న దృశ్య జగత్తులకు సుషుప్తికి జన్మజన్మాంతరములకు కేవల సాక్షి అగు ఆత్మ అణువుకే అణువు వంటిది. అత్యంత సూక్ష్మము మేరువు ఆకాశము లోకములు మొదలైన బృహత్తర వస్తువుల కంటే కూడా బృహత్తరమైనది. అత్యంత ఘనీభూతము అట్టి ఆత్మ ప్రతి ఒక్కని హృదయగుహలో సర్వదా సంప్రకాశమానమై ఉన్నది. ఎవడైతే సర్వకార్య వ్యవహారముల నుండి బహిర్గతుడై సర్వదృశ్య వేదనలను త్యజించినవాడై ధాతువులను ఇంద్రియములను నిర్మలము చేసుకున్నవాడై బుద్ధిని సునిశితము విస్తారము చేసుకుంటాడో అట్టివాడు సర్వము విస్తరించియున్న ఆత్మను తన హృదయాకాశమునందే సుస్పష్టముగా నిర్దుష్టముగా దర్శించుచున్నాడు. అంతేకాని ఆత్మదర్శనమనున్నది మరెప్పుడో కాదు, మరెక్కడో కాదు. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తాచిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణగుహాశయాన్నిహిత సప్త సప్త. 12.2.95 సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తాచిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణగుహాశయాత్ నిహితాః సప్త సప్త. ఆత్మనుండి సప్త ప్రాణములు ప్రాణనుపాన వ్యానదాన సమాన సప్రాణ మూల ప్రాంతత్వములు బి సప్త అపప్రాణములు బి శబ్ద స్పర్శ రూపరస గంధ మనో జీవాత్మలు బి వాటిచే గ్రహించబడు సప్త విషయములు, సప్త సమిధలు, బి సప్త జిహ్వలు, సప్త ఊర్ధ్వలోకములు, భూభువ సువర్ మహర్ జనో తపో సత్యలోకములు, సప్త అధోలోకములు, అతలవితల సుతల, తలతల, కురసాతల, మహాతలపాతాళములు. ఈ విధంగా ప్రాణులు చరించే ప్రాణగుహలగు సప్త సప్త లోకములన్నీ ఆత్మ నుండే బయల్వెడలుచున్నాయి. అత సముద్రాగరేశ్చ సర్వేస్మాత్ సింధంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వ ఔషధయో రసాశ్చ యేనేష భూతస్తిష్ట్యంతరాత్మా. 12.396 అత సముద్రాగరేశ్చ సర్వే అస్మాత్ సింధంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వ ఔషధయో రసాశ్చ యేన ఏష భూతః తిష్ఠతి అంతరాత్మ. ఆ పరమాత్మేగు పరమేశ్వరుని నుండియే సముద్రములు, గిరులు, నదులు, ఔషధులు, రసములు, సర్వరూపములు, విశ్వములు, సర్వజీవులు ఇవన్నీ బయలుదేర్చున్నాయి. ఇవన్నీ అంతరాత్మయందే తిష్ఠితమై ఉన్నాయి. స్వప్నమంతా సప్నద్రష్టే చైతన్యస్వరూపుడై ప్రదర్శనమగుచున్నట్లు ఈ జగత్ వ్యవహారమంతా పరమాత్మకు అనన్యము. బ్రహ్మదేవానాం పదవ్యః కవీనా ముషిర్విప్రాణాం మహిషో మూగాణం సేనో గృధ్రాణం స్వధితిర్వనానా సోమః పవిత్రమత్యేతి రేభన్. 12.497 బ్రహ్మదేవానాం పదవ్యః కవీనా ఋషయః విప్రాణాం మహిషో మూగాణం సేనో గృధ్రాణం స్వధిత్యః వనానం సోమః పవిత్రం అత్యేతి రేభన్. ఆ పరమేశ్వరుడు సర్వసృష్టి స్వరూపుడు, సర్వశ్రేష్ఠుడుగా ప్రకాశమానుడగుచున్నారు. దేవతలలో బ్రహ్మ, కవులలో వ్యాస వాల్మీక వశిష్ఠాది శ్రేష్ఠ ఆత్మతత్వ ప్రవచితులలో ఋషి, ముగములలో మహిషము, దున్న, పక్షులలో డేగ, వనములలో పదునుగల కట్టే, లతలలో సోమలత, ఈ విధంగా ఈ సమస్తములో శ్రేష్ఠరూపుడై ప్రదర్శనమగుచున్నారు. అజామేకాం లోహిత శుక్లకృష్ణ బహ్వీం ప్రజాం జనయంతిం సరూపాం అజో హేకో జుషమాణోనుసేతే జహాత్యేనాం భుక్తభోగామజోన్యా. 12.598 అజాం ఏకాం లోహిత శుక్లకృష్ణ బహ్వీం ప్రజాం జనయంతిం సరూపాం అజో హి ఏకో జుషమాణో అనుసేతే జహాతి ఏనాం భుక్తభోగాం అజో అన్యః. ఆ పరమాత్మకు జన్మలు లేవు. అజుడు సర్వదా ఏకమేగాని అనేకముగా అవటమే లేదు. ఎరుపు తెలుపు నలుపు రజోసత్వతమో గుణములు ఆయన యొక్క ఏకస్వరూపము నుండి బయల్వెడలుచున్నాయి. ఏకము నుండి అనేకత్వమంతా జనితమవుతోంది. నిర్గుణము నుండి సగుణము, అరూపము నుండి సరూపము బయల్వెడలుచున్నాయి. ఆయనలోంచి జన్మరహితత్వము, జన్మసహితత్వము ఈ రెండూ బయల్వెడలుచున్నాయి. జన్మరహితుడుగా కేవల సాక్షిగా ఉంటున్నాడు. జన్మసహితుడుగా మాయలో ప్రవేశించి ఇంద్రియ విషయ పరంపరలన్నీ అనుభవిగా బద్ధుడై పొందుచున్నాడు. హంసః శుచిషద్వసురంతరిక్షస ద్భోతా వేదిష్టతిథిర్ద్రోణ్సత్ నుషద్వర్సదృత సద్వ్యోమసదబ్జా గోజఋతజా అద్రిజారుతం బృహత్. 12.6 యమాజతా నపరా నైవ కించ నాశయ ఆవివేశ భువనాని విశ్వ ప్రజాపతః ప్రజయా సంవిధాన్ అస్త్రీని జ్యోతీంషి సచతే సషోడసి. 12.61 విధత్తారం హవామహే వసోహ కువిద్వనాతి నః సవితారం నృచక్షసం. 12.61 అద్యానో దేవ సవితః ప్రజావత్సవ్యః సౌభగం పరాదుహ స్వప్నియం సువా 39.2 విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్మమ ఆసువ 39.3 మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధియః 39.4 మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్రజః మధుద్యోరస్తు నః పితా 39.5 మధుమాన్నో వనస్పతిర్మధుమాక్ అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః 39.6 99 హంసః శుచిషత్ వసుః అంతరిక్షసత్ హోతా వేదిషత్ అతిథాః దురోణషత్ నుషత్ వరసత్ ఋత సత్ వ్యోమ సత్ అబ్జ గోజా ఋతజ అద్రిజా ఋతం బృహత్ ఆత్మ భగవానుడే జ్యోతిర్మండలమునందు ఆదిత్యుడై సహస్రకిరణ సూర్య భగవానుడై వెలేచున్నారు. అంతరిక్షములో వాయువురూపుడై సర్వచలనములకు కారకుడగుచున్నారు. వేది ఎరుక యందు అగ్ని స్వరూపుడై ప్రకాశించుచున్నారు. నామరూపములలో అతిథి గేస్ట్ ఆర్టిస్ట్ అయి చెన్నొందుచున్నారు. కర్మలలో కర్మలకర్త కర్మఫల భోక్తగా ద డూయర్ అండ్ ద అండర్ గోయర్ అగుచున్నారు. వేద వచనములలో ఋతము స్వానుభవైక వేద్యము అగుచున్నాడు. స్వప్నమునందు స్వప్నద్రష్టవలే నీటియందు గోవులందు రుకులందు కీర్తనములందు కొండలపై కూడా మహత్తర సత్యమై ఆత్మాకాశ స్వరూపుడై వెలుగొందుచున్నారు. ఘృతం మిమిక్షిరే ఘృతమస్య యోని ఘృతే శ్రితో ఘృతమువస్య ధామ అనుష్వధమావహ మాదేస్వ స్వాహకృతం వృషభ వక్షి హవ్యం 12.7 ఒకవంద ఘృతం మిమిక్షిరే ఘృతం అస్య యోన్యః ఘృతే శ్రితో ఘృతం ఉవస్య ఉపస్య ధామ అనుష్వధం ఆవహమాదేస్వ స్వాహకృతం వృషభ వక్షి హవ్యం యజ్ఞకర్త అగ్నిలో నేని ఆహుతి చేస్తున్నారు. ఘృతము అగ్నికి స్థానము అయి ఉన్నది. ఘృతమునందు సర్వము శ్రితమై ఉపాస్య వస్తువై ఉపాసించువాడు లక్ష్యముగా కలిగి యుండు తేజోరూపధామము అయి ఉన్నది. ఓ అగ్నిదేవ, నీకు ఘృతమును నేని సమర్పిస్తున్నాము. ఈ ఘృతమును హవిస్సుగా స్వీకరిస్తూ దేవతలను మా వద్దకు ఆహ్వానించండి. వారు మీ మధ్యవర్తిత్వముచే ఆహుతులు స్వీకరించి తృప్తి పొందెదురుగాక. ఓ శ్రేష్ఠుడా, అగ్నిదేవ, స్వాహ అని పలుకుచూ మేము సమర్పించు ఆహుతులను ఆవునేని దేవతలు స్వీకరించినట్లుగా మమ్ము అనుగ్రహించండి. సముద్రాదుర్మిర్మధుమాక్ ఉదార దుపాంసున సమముతత్వమాన ఘృతస్య నామ గుహ్యం యదస్తి జిహ్వా దేవానామమృతస్య నాభ్యః 12.8 101 సముద్రాత్ ఊర్మ్యః మధుమాగ్ ఉదార దూపాంసున సమమూతత్వమానట్ ఘృతస్య నామ గుహ్యం యదస్తి జిహ్వా దేవానాం అమృతస్య నాభ్యః మధుర స్వరూపుడగు పరమాత్మ అనే క్షీరసముద్రము నుండి క్షీర కెరటముల వలె ఈ భోగ్య ప్రపంచమంతా మధురంగా ప్రకటితమగుచున్నది. ఇదంతా సమమగు మాధుర్యములో నిండియున్నది. పాలలో నేయి దాగి ఉన్న విధంగా స్వయం ప్రకాశ ప్రణవతత్వమగు పరమాత్మ మాధుర్యము సర్వవేదములందు గోప్యమే దాగి ఉన్నది. ధ్యానకాలమున ప్రణవనాదము నుండి బ్రహ్మతత్వ మాధుర్యము బయల్వెడలుచున్నది. ప్రణవమే దేవతలకు జిహ్వ నాలుక. దేవతల ముఖములలో ప్రణవమాధుర్యము ద్యోతకము. అట్టి ప్రణవము మోక్షమునకు నాభి వంటిది. వయం నామ ప్రబ్రవామ ఘృతేనాస్మిన్య జయ ధారయమా నమోభ్యః. ఉపబ్రహ్మా శృణవచ్చస్యమానం. చతుసరుంగోవమిద్ గౌర ఏతత్ 12.9. 102. వయం నామ ప్రబ్రవామా ఘృతేన అస్మిన్ యజ్ఞే ధారయమానమోభ్యః ఉపబ్రహ్మా శృణవత్ యస్యమానం చతుఃశృంగో వమీత్ గౌర ఏతత్. ఆత్మజ్ఞానార్థులమై జ్ఞానయజ్ఞమును నిర్వర్తించుచు స్వయం ప్రకాశ పరబ్రహ్మ స్వరూపమగు ప్రణవమును మధురముగా ఉచ్చరించుచున్నాము. మా చిత్తముతో బ్రహ్మతత్వము గురించి ధారణ చేయుచున్నాము. మాచే ప్రణవము స్తూయమానమగుచున్నది. అట్టి ప్రణవము 1 అకారము, 2 ఉకారము, 3 మకారము, 4 అర్ధమాత్ర లేక నాదము అను 4 వాచకములు గుణములు గల తెల్లటి ఎద్దు వంటిది. చత్వారి శృంగా త్రయో అస్య పాద. ద్వేశేషే సప్త హస్తాసో అస్య. త్రిధా బద్ధో వృషభో రోరవితి. మహోదేవో మత్యాగ్మ్ ఆవివేశ 12.10. 103. చత్వారి శృంగా త్రయో అస్య పాద ద్వే శీర్షే సప్త హస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవితి. మహాదేవో మత్యాగ్మ్ ఆవివేశ ప్రణవమునకు పరబ్రహ్మమునకు అకార ఉకార మకార నాదములు అనే 4 శృంగములు, 4 కొమ్ములు, 3 పాదములు జాగ్రత్ స్వప్న సుషుప్తులు, 3 పురుషకారములు విశ్వ తేజసః ప్రాజ్ఞ పురుషకారములు, అధిదేవిక ఆధ్యాత్మిక ఆధి భౌతిక త్రిప్రదర్శనములు, విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత త్రివ్యాహృతులు, 2 శీర్షములు జీవాత్మ పరమాత్మలు, చిత్ అచిత్ సత్ అసత్, 7 హస్తములు భూభువర్ సువర్ మహర్ జనోతపో సత్యలోకములు, త్రిధా బద్ధమగు వృషభరోరవము. ఆ పరమేశ్వరుడు వీటన్నిటితో సర్వదేహములలో ప్రవేశించి ఉన్నారు. త్రిధా హితం పణిభిర్గుహ్యమానం. గవి దేవాసో ఘృతమన్వవిందన్. ఇంద్ర ఏకం సూర్య ఏకం జజాన. వేనాదేకం స్వధయా నిష్టతక్షుః 12.11. 104. త్రిధా హితం పణిభ్యః గుహ్యమానం. గవి దేవాసో ఘృతమన్వవిందన్. ఇంద్ర ఏకం సూర్య ఏకం జజాన వేనాత్ ఏకం స్వధయా నిష్ణతక్షుః. విశ్వతేజస ప్రాజ్ఞాత్ బ్రహ్మాండ విరాట్ హిరణ్య గర్భాత్ విరాట్ పురుషుడు జాగ్రత్ను హిరణ్య గర్భుని పుట్టించారు. అంతర్దృష్టిచే ఇంద్ర సూర్యాది దేవతలు చూస్తున్న విధంగా ఏకమగు ఆత్మను ఈ జీవుడు దర్శించగలడు. యో దేవానాం ప్రథమం పురస్తా ద్విస్వాధికో రుద్రో మహర్ష్యః హిరణ్యగర్భం పశ్యత జాయమానం. సనో దేవః శుభయా స్మృత్యా సమ్యనక్తు 12.12. 105. యో దేవానాం ప్రథమం పురస్తాత్ విస్వాధియో రుద్రో మహర్ష్యః హిరణ్యగర్భం పశ్యత జాయమానం. సనో దేవః శుభయా స్మృత్యా సమ్యనక్తు. ఏ దేవాదిదేవుడు విశ్వమునకు వేరే వేదములచే ప్రతిపాదించబడుచు సర్వమును ప్రప్రథముడై మొదటే ఉన్నవాడై మహద్వృతమై సృష్ట్యభిమాని అగు హిరణ్య గర్భుని సృష్టించుకున్నవారే ఉన్నారో అట్టి పరమేశ్వరుడు మమ్ములను సర్వ సంసార బంధముల నుండి విముక్తిని ప్రసాదించునుగాక. సర్వశుభాయ మానమగు శుభప్రదమగు మోక్షస్థానమునకు దారిచూపుదురుగాక. యస్మాత్పరం నాపరమస్తి కించి ద్యస్మాన్నానియో న జ్యాయోస్తి కశ్చిత్ వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్ట్యేకస్తేనేదం. పూర్ణం పురుషేణ సర్వం 12.13. 106 యస్మాత్ పరం నాపరమస్తి కించిత్ యస్మాత్ నానీయో నజ్జాయోస్తి కశ్చిత్ వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్ఠతి ఏకః తేన ఇదం పూర్ణం పురుషేణ సర్వం. ఏ స్వస్వరూప ఆత్మతత్వమునకు వేరేనది గాని వేర్కానది గాని పరముగాని అపరముగాని కించిత్ కూడా లేనేలేదో. ఎద్దానికి తక్కువైనది గాని అధికమైనదిగా ఎవ్వరూ అయి ఉండలేదో. ఏదైతే దివ్యలోకములలో కూడా వృక్షమువలే స్తబ్దముగా సంతిష్ఠితమయ్యున్నదో అట్టి పూర్ణ పురుషుడగు పరమాత్మచేతనే ఇదంతా నిండియున్నది. న కర్మణ న ప్రజయ ఘనేన త్యాగేనైకే అమృతత్వమానస్ పరేణ నాకం నిహితం గుహాయాం. బిభ్రాజతే యద్యతయో విసంతి 12.14 107 న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమూతత్వ మానసుః పరేణ నాకం నిహితం గుహాయాం. విహ్రాజతే తత్యతయో విసంతి అట్టి స్వాత్మానుభవముగు అమూతత్వము కర్మలచేతగాని సంతానము మొదలైన జన సంపదచేతగాని ధనము మొదలైన ఆయా భౌతిక సంపదలచేతగాని పొందబడజాలదు. బాహ్య విషయముల త్యాగముచే హృదయ గుహలోనే పరతత్వము అనుభవమవగలదు. తనేందు ప్రకాశమానమైన ఆత్మను తనేందే గమనించి దర్శించి ఆత్మజ్ఞుడు ప్రవేశించుచున్నాడు. ఆత్మతో మమేకమగుచున్నాడు. వేదాంత విజ్ఞాన వినిశ్చితార్థ సమన్యాసయోగాద్యతయ శుద్ధసత్వాహ తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాహ పరిముచ్యంతి సర్వే. 108 వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాద్యతయ శుద్ధసత్వాహ తే బ్రహ్మలోకేతు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. ఆత్మను స్వానుభవముగా పొందటము ఎట్లా? ఉపనిషత్తులు ప్రతిపాదించు ఆత్మతత్వార్థము యొక్క విచారణ సునిశ్చితచేతను శుద్ధ సాత్విక భావనలచేతను యోగాభ్యాసముచేతను సున్యాసయోగముచేతను పరాంతకాలములో బ్రహ్మలోకములో ప్రవేశితులే పరామృత స్వస్వరూపము అగు కేవలితత్వమును ఇక్కడే ఎవరైనా పొందగలరు. దహ్రం విపాపం వరవేస్మభూత యత్పుండరీకం పురమధ్య సంస్థం తత్రాపి దహ్రం గగనం విశోకం తస్మిన్యదంతస్తదుపాసితవ్యం. 109 దహ్రం విపాపం పరమే అస్మభూతం యత్పుండరీకం పురమధ్య సంస్థం తత్రాపి దహ్రం గగనం విశోకః తస్మిం యదం తత్తత్ ఉపాసితవ్యం. హృదయ ఆకాశంలో అష్టదళములతో కూడినది, అంగుష్ఠమాత్రమైనది, దోషరహితమైనది, పరమ నిర్మలమైనది అగు ఆత్మ సర్వదా జ్వాజ్వల్యమానంగా వెలుగుచున్నది. సర్వదృశ్య వ్యధలు యోగాభ్యాసముచే త్యజించిన ధీరుడు తన హృదయమునందే దర్శించి అద్దానిని ఉపాసితవ్యముగా సమీపించి ఆరాధించగలడు. ఆత్మయే సర్వదా ఉపాసితవ్యము. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతలినస్య యః పరః స మహేశ్వరః. 12.16-17 110 యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. ఏ ప్రణవార్థమగు ఆత్మ వేదములకు మొదలై ఉన్నదో తెలియబడేదానికంతటికీ తెలుసుకొనుచున్నవాణి రూపంగా మునుముందే వేంచేసియున్నదో వేదాంతమునందు తెలియబడదానిని తెలుసుకొనుచున్న రూపముగా ప్రతిష్ఠితము. వేదాంతములగు ఉపనిషత్తులలో బోధ రూపంగా ప్రతిష్ఠితమయ్యున్నదో. అట్టి ఆత్మ తన యొక్క ప్రకృతిని సర్వదా లీనము చేసుకుని సర్వశేష్యమై సర్వమునకు పరమై మహేశ్వర స్వరూపమై వెలుగొందుచున్నది. 13వ అనువాకము నారాయణ సూక్తము 111 సహస్రశేషం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం వేలాది అనంత శిరస్సులు భావనాలోచన సందర్శన విశ్లేషములు కలవాడు స్వయం ప్రకాశకుడగుటచే దైవము అయినవాడు విశ్వమంతా కనులు అనేక దృష్టులు కలాడు సమస్తమును వీక్షిస్తున్నవాడు సర్వులకు సుభాత్ ఆనంద శ్రేయో ప్రదాత ఈ విశ్వమంతా సముద్రంలో జలమువలే నిండియున్నవాడు అక్షరుడు దేవదేవుడు అగు శ్రీమన్నారాయణుని అక్షరమగు పరమపదము కొరకై స్తుతిస్తున్నాము ధ్యానించుచున్నాము ఉపాసించుచున్నాము. 112 విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమే వేదం పురుషః తత్ విశ్వం ఉపజీవతి దేహమునకు దేహి వలే విశ్వమునకు పరముగా ఆవలగా ఉన్నవాడు త్రికాలములోనూ నిత్యుడు ఈ విశ్వమంతా తన స్వరూపముగా కలవాడు అగు ఆ హరినారాయణుడే. తన యొక్క పురుషకారముచే స్వీయమగు ఏర్క నుండి ఈ విశ్వమంతా కల్పించుకొని దీనినంతా పరివేష్టిస్తూ పరిపోషించుచున్నారు ఉజ్జీవింపజేయుచున్నారు. 113 పతిం విశ్వస్య ఆత్మేశ్వరం శాశ్వతం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఈ విశ్వమునకు పతి యజమాని సర్వజీవులకు ఆత్మేశ్వరుడు శాశ్వతుడు సర్వులకు శుభప్రదాత ఆత్మత్వము నుండి ఏమాత్రము చితి పొందనట్టి అచ్యుతుడు దేహమునకు దేహి ఆత్మాగు తీరుగా ఈ విశ్వమునకు ఆత్మ అయినవాడుంగు ఆ నారాయణుడే అన్నిటికంటే తెలుసుకునవలసినవాడు పఠించవలసిన పరాయణుడు సర్వమునకు పరమై విహరించువాడు. 114 నారాయణ పరోజ్యోతియః ఆత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణః పరః స్వస్వరూపాత్మేశ్వరుడగు నారాయణుడు జ్యోతిలకే సర్వజీవులకు జ్యోతి పరంజ్యోతి ఆయనే ఇహమునకు ఆవలగల నటుని వ్యక్తిగత రూపమువలే పరమాత్మ త్వంగా కనిపించే నీవుగా కనిపించేది అంతా కూడా ఆ తత్వనారాయణుడే. ఈ దృశ్యమంతా ధ్యాన వస్తువు అయి ఉండగా దీనికంతటికీ పరమై ధ్యాతగా ధ్యానము చేయువాడుగా ధ్యానముగా ఫోర్మ్ ఆఫ్ ఆవకేషన్ గా ఉన్నది నారాయణుడే. ధ్యానించబడు సమస్తము ఆయనయే. 115 యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః. ఈ సర్వజగత్తు కూడా కించిత్ నుండి ఏదేది కళ్లకు కనబడుచున్నదో వినబడుచున్నదో ఇందలి బాహ్య కనబడేది వినబడేది అభ్యంతర చూచేవాడు వినేవాడు మనోబుద్ధి చిత్త అహంకారములతో సహా ఇదంతా కూడా నారాయణుని పరివ్యాప్త చమత్కారమే. నారాయణునికి అన్యముగా అంతరమునగాని బాహ్యమునగాని ఏకించిత్ కూడా ఎక్కడా ఏదీ లేదు. 116 అనంతం అవ్యయం కవిం సముద్రేంతం విశ్వసంభువం పద్మకోశ ప్రతీకాసం హృదయం చ అపి అధో ముఖం దేహములచితగాని జగత్తు ప్రదర్శనలచితగాని ప్రారంభ ముగింపులను నవే లేనట్టివాడు అనంతుడు. మార్పు చేర్పులను నవే లేవు కాబట్టి అవ్యయుడు సర్వజ్ఞుడగుటచే కవి ఈ జగత్తులు జీవులు తరంగముల వంటివి అగుచుండగా సముద్రమునకు ఆవలివాడు పరుడు. విశ్వమునకు మంగళప్రదాత అట్టి ఆ శ్రీమన్నారాయణుని నా హృదయములో అధోముఖముగా ఉన్న తామరపు మొగ్గగా ధ్యానము చేయుచున్నాను. 117 అథో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాం ఉపరి తిష్ఠతి జ్వాలమాలకులం భాతి విశ్వస్య ఆయతనం మహత్. ఆలోచనలు భావములు అనుభూతులు మొదలైనవి బయల్వెడలుచున్న పారమార్థిక ఆధ్యాత్మిక హృదయం గురించి కంఠ పల్లమునకు కంఠముడికి క్రింద వైపుగా బొడ్డుకు పైవైపుగా 4 బెత్తెల 12 అంగుళాలపైగా పారమార్థిక లేక ఆధ్యాత్మిక హృదయ కోసము ఉన్నది. ఆ హృదయములో జ్వాలమాల వలె ఈ విశ్వమంతటికీ ఆధారభూతుడగు పరబ్రహ్మము మహద్బ్రహ్మము ప్రకాశించుచున్నది. ఇది దీపశిఖల వరుసతో ఆవృత్తమైనట్లు దేదీప్యమానంగా సంప్రకాశమానమై ఉన్నది. 118 సంతతగం శిలాభిస్తు లంబత్యకోశ సన్నిభం తస్యా అంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అట్టి హృదయకోశములో తామరపు మొగ్గ వలె వ్రేలాడు హృదయ కమలము 4 వైపులా నాడులతో వ్రేలాడుచున్నది. ఆ హృదయకోశమునకు చివరగా సూక్ష్మమైన రంధ్రము అను ఆకాశము ఉన్నది. అట్టి సుశరగము లేక సూక్ష్మరంధ్రములో ఈ జగత్ సర్వము ప్రతిష్ఠితమయ్యున్నది. బ్రహ్మప్రకాశమే సుశిరగము. హృదయములోని శూన్యరూపమగు సూక్ష్మరంధ్రములో లోకములన్నీ ఏర్పడినవై ఉన్నాయి. 119 తస్య మధ్యే మహాన్ అగ్న్యః విశ్వార్చ్యః విశ్వతోముఖః సో అగ్రభుక్ విభజన్ తిష్టన్ నాహారం అజరః కవ్యః. అట్టి హృదయాకాశము మధ్యగా మహాన్ అగ్ని, అదియే ప్రాణాగ్ని. అట్టి జఠరాగ్ని లేక ప్రాణాగ్ని విశ్వమంతా నిండి ఉండి విశ్వమంతా వెలిగించుచున్నది. ఆ అగ్ని మొట్టమొదట ఆహారమును స్వీకరించి ఆహారసారమును వివిధ అవయవములకు పంచిపెడుతున్నది. అట్టి అగ్ని జరలేనిది, నిత్యనూతనమైనది, అత్యంత శ్రేష్టమైనది, తాను దేనికి ఆహారము కానట్టిది. 120 తిర్యక్ ఊర్ధ్వమధః సాయి రస్మేహ తస్య సంతత సంతాపయతి స్వం దేహం ఆపాద తలమస్తగః. అట్టి ప్రాణాగ్ని యొక్క కిరణములు శరీరంలో అడ్డంగాను పైకి క్రిందికి శరీరములో సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి. పాదమము నుండి మస్తకము ఫోర్ఫెస్ వరకు వ్యాపించి శరీరమంతా వెచ్చగా ఉంచుచున్నది. 121 తస్య మధ్యే వహ్ని శిఖ అణీయ ఊర్ధ్వా వ్యవస్థిత నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. ఆ అగ్ని యొక్క అంతరమున అణుప్రమాణమైనట్టి ఒక అగ్నిశిఖ అగ్నికణము ఊర్ధ్వముఖమైన జ్వాల కలిగి ఉంటోంది. ఆ అగ్నిజ్వాల నీలిమేఘముల మధ్యగా గల మెరుపు తీగ వలె ప్రకాశిస్తోంది. సుషుమ్ననాడి. 122 నీవార సూకవత్ తన్వి పీతా భాస్వతి అనూపమా తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరియః స ఇంద్రః సో అక్షరః పరమః స్వరాట్. ఆ మెరుపుతో కూడిన అగ్నిశిఖ అగ్నికణం ధాన్యపు గింజ యొక్క సూక్ష్మమైన ముల్లువలె ఉండి బంగారపు రంగుతో ప్రకాశమానమైయున్నది. సుషమ్న అనబడు అట్టి అత్యంత సూక్ష్మమగు మెరుపుతీగా అగ్నిశిఖ చివర గల బంగారపు రంగులో మెరియు ముల్లువంటి స్థానములో బ్రహ్మరంధ్రములో పరమాత్మ విశేషముగా సుప్రతిష్ఠితుడై వ్యవస్థితుడై ఉన్నారు. సుశిరగం అంతరం పరమాత్మా వ్యవస్థితః. ఆ పరమాత్మయే సృష్టికర్తయగు బ్రహ్మ. సర్వశుభములు, ఆనందములు, శ్రేయస్సులు కలుగజేయు శివుడు. సర్వమునకు సంరక్షకుడగు హరి. సర్వేంద్రియములకు అధిదేవత, నియామకుడు అగు ఇంద్రుడు. ఆయనయే అక్షరుడగు ఆత్మ. ఆయనయే సర్వమునకు పరము అయినట్టి స్వయం ప్రకాశమానుడు. ఆయన కంటే అధికమైనది జగత్తులో ఎక్కడా ఏదీ లేదు. 14వ అనువాకము. ఆదిత్య మండలే పరబ్రహ్మోపాసనం. ఆదిత్య మండల రూపంగా పరబ్రహ్మమును ఉపాసించటము. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తత్ర తారుచస్తదృచ మండలం సరుచాం లోకోథాయ ఏష ఏతస్మిన్ మండలే చిద్దిప్యతే తాని సామాని. 123. ఆదిత్యో వా ఏష ఏతత్ మండలం తపతి తత్రతా రుచః తత్రుచ మండలం సరుచాం లోకో. అథయ ఏష ఏతస్మిన్ మండలే అర్చ్యః దీప్యతే తాని సామాని. అట్టి ఆత్మనారాయణుడు సౌపాధికుడై ఆదిత్యుడై ఆదిత్యమండలమంతా తన తేజస్సుచే నింపి ఉంచుచున్నారు. ఆ ఆదిత్య మండల తేజస్సే అగ్నిమీళే పురోహితే ఇత్యాది ఋకులచే వర్ణించబడుచున్నది. ఆ ఆదిత్య మండల తేజోరూపమే ఈ జగత్తులను వెలిగించు తేజో విశేషము. లోకములన్నీ ఆ రుచితేజస్సుచే నిండి ఉన్నాయి. ఆదిత్యమండల దీప్తిని ఈ జగత్తులన్నీ అథయాని సామవేదము గానము చేయుచున్నది. ససాంనాం లోకోథాయ ఏష ఏతస్మిన్ మండలే చిషి పురుషస్థాని యజుంషి సయజుషా మండలగ్ సయజుషాం లోకః సైషాత్రయేవ విద్యా తపతీయ ఏషోంతరాదిత్యే హిరణ్మేహ పురుషః. 14. ససాంనాం లోకో అథయ ఏష ఏతస్మిన్ మండలే అర్చిషి పురుషః తాని యజుంషి సయజుషా మండలగ్ సయజుషాం లోకః సయేషాత్రయేవ విద్యా తపతి యయేషో అంతరాదిత్యే హిరణ్మేహ పురుషః. ఆత్మ భగవానుడగు సామ్నలోక మండల పురుషుని యజోష సాయుజ మండల పురుషుని అర్చించదముగాక. ఈ విధంగా ఋగ్వేద మండల పురుషుని, యజుర్వేద లోక మండల పురుషుని, సామవేద మండల పురుషుని, భూభూవర్ సువర్ లోకత్రయ మండల పురుషుల త్రయీ ప్రదర్శనమే జగత్ ప్రదర్శనము. సవితృ మండల మధ్యవర్తినే లేక అంతరాదిత్య మండల పురుషునే సృష్టికర్తయగు హిరణ్మయ పురుషునిగా వేదములు వర్ణిస్తున్నాయి. 15వ అనువాకము. ఆదిత్యమండల పురుష లేక ఆత్మ యొక్క సర్వాత్మకత్వము. ఆదిత్యో వై తేజ ఓజో బలం యశశ్చక్షుః శ్రోత్రమాత్మా మనో మన్యుర్మనుర్మూర్ఖ్యు సత్యో మిత్రో వైరాకాశః ప్రాణో లోకపాలః కః కిం కం తత్సత్యమన్నమమృతో జీవో విశ్వః కతమః స్వయంభూ బ్రహ్మేతదమృత ఏష పురుష ఏష భూతానామధపతిర్బ్రహ్మణ సాయుజ్యం సలోకతామాప్నోత్యేతాసామేవ దేవతానాగ్ సాయుజ్యం సాష్టితాగ్ సమానలోకతామాప్నోతి యయేవం వేదేత్యుపనిషత్. 15.1. 15వ అనువాకము. ఆదిత్య పురుషస్య సర్వాత్మకత్వ ప్రదర్శనము. 124. ఆదిత్యో వై తేజ ఓజో బలం యశః చక్షుః శ్రోత్రం ఆత్మా మనో మన్యుర్మనః మృత్యః సత్యో మిత్రో వాయః ఆకాశః ప్రాణో లోకపాలః కః కిం కం తత్ సత్యం అన్నం అమృతో జీవో విశ్వః కతమః స్వయంభూః బ్రహ్మేతత్ అమృత ఏష పురుష ఏష భూతానాం అధిపతయః బ్రహ్మణః. సాయుజ్యం సలోకతాం ఆప్నోతి ఏతాసామేవ దేవతానాం సాయుజ్యం సాష్టితాం సమానలోకతాం ఆప్నోతి య ఏవం వేద ఇతి ఉపనిషత్. ఆదిత్యుడే సర్వాత్మకుడు, సర్వజగత్తుకు ఆత్మస్వరూపుడు. ఆయనయే సూర్యునిలో కనిపించే తేజస్సు, భూమిలో ప్రవేశించే ఓజోశక్తి, దేహములలోని బలము, శరీరములలో ప్రకాశరూపమగు యశోశక్తి, కళ్లలోని చూపుశక్తి, చెవులలోని వినికిడి శక్తి, జీవాత్మశక్తి, శరీరిగా శరీరమును జీవింపజేయు జీవనశక్తి కూడా ఆయనయే మనోశక్తి. ఆయనయే మనోన్మనస్సు, మనస్సుకు ఆధారమైన మనస్సు, మృత్యువు, మార్పు, సత్యము, మిత్రత్వము, సూర్యుడు, వాయువు, ఆకాశము కూడా ఆయనయే. జీవులలోని ప్రాణశక్తి, లోకపాలకులు కూడా అంతా ఆ ఆత్మపురుషుని ప్రత్యక్ష రూపములే. ఎవ్వరు, ఎందుకు, ఎప్పుడు, వీటి పరాకాష్ట సమాధానము ఆ పరమపురుషుడగు ఆత్మయే. అనిర్దేశ్యమగు ఏదేది ఎక్కడెక్కడెక్కడ ఎట్లా ఏమేమిగా ఉన్నదో అదంతా ఆత్మయే. ఇంద్రియములకు ఆహారముగా అన్నం అగుచున్నదంతా ఆత్మయే. మృతమునకు ఆధారమగు అమృతము, జీవుడు ఎక్స్పిరినియర్, ఆ జీవునికి అనుభవమగుచున్న ఈ విశ్వముగా ఏదేది అగుపిస్తోందో అదంతా ఆత్మయే. ఏది తనకు తానే జనన కారణమగుటచే స్వయంభూ వోంది ఆత్మయే. అంతా ఆ పరమపురుషుడగు బ్రహ్మమే. ఆయనయే సర్వభూత జలమునకు అధిపతి. ఆ సాయుజ్యము అనుబడు దానికి అర్థము ఆ పరబ్రహ్మమే. కేవలాత్మయే, ఆత్మాహం స్వానుభవమే. అట్టి ఆదిత్యోపాసన రెండు విధములు. సాలోకతము దేవతా నిర్మితమగు ఈ లోకములలో ఏవేవో స్థితిగతుల సంబంధమైన ఆశయము. సాయుజ్యము వీటిన్నిటికీ ఆధారమగు కేవలాత్మయే నేను అను మార్గమునకు దారితీయు ఉపాసన. అట్టి ఆదిత్యని పరబ్రహ్మతత్వము ఎరిగి ఉపాసించువాడు లోక వ్యవహారములను దాటి ఆదిత్యస్వరూపము సంతరించుకోగలవాడు. 16వ అనువాకము శివోపాసన మంత్రములు. 125 నిధన పతయే నమః. నిధన పతాంతికాయ నమః. ఊర్ధ్వాయ నమః. ఊర్ధ్వలింగాయ నమః. హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. విశ్వలేమునకు కారకుడగు ప్రభువుకు నమస్కారము. బహుధనపతికి నమస్కారము. విశ్వమునకు ఆవల ఆంతికము గాగల స్వామికి నమస్కారము. మరణాధిపతియగు యముని శాసించు శివునికి నమస్కారము. ఇంద్రియములకు జగత్తులకు ఊర్ధ్వమున ఉన్నవానికి, ఊర్ధ్వమైనదంతా తానే అయి ఉన్న స్వామికి, ఆభరణములన్నిటిలో అంతః బహి స్వరూపమైన హిరణ్యము వలె ఏకస్వరూపుడై కేవలి స్వరూపుడైన వానికి నమస్కారము. జీవులకు శ్రేయస్సు ఆనందము సంపద ప్రసాదించు శివునికి నమస్కారము. ఆనంద కేవలి లింగస్వరూపునికి నమస్కారము. సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. సర్వాయ నమః. సర్వలింగాయ నమః. సువర్ణస్వరూపుడు సువర్ణమునకు ఆధారము అయి మూల ప్రకృతి స్వరూపుడు అగు పరమాత్మకు నమస్కారము. దివ్యుడు అయినవాడు, దివ్యత్వమునకు ఆధారమైనవాడు అగు శివభగవానునికి నమస్కారము. భవము అయినట్టి ఉనికి గల సమస్తము ఉన్నదంతా తానే, ఆ ఉన్నదానికంతటికీ ఆధారమయ్యున్న స్వామికి నమస్కారము. సర్వము రాత్రి ప్రకృతి తానే, అద్దానీ లయకారునికి, మూలతత్వ స్వరూపునికి నమస్కారము. శివాయ నమః, శివలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగం స్థాపయతి. పాణిమంత్రం పవిత్రం. శివునికి శివలింగ మూల కేవల స్వరూపునికి నమస్కారము. అగ్నికాంతులతో వెలుగుందు స్వామికి, జ్వలనమునకు వెలుగుటకు ఆధారమైన స్వామికి నమస్కారము. సర్వజీవుల అంతర్యామేగు ఆత్మస్వరూపునకు, ఆత్మాధారుడైన ఆత్మదేవునికి నమస్కారము. సర్వమునకు పరము బియాండ్ అయిన వానికి, సర్వమునకు ఆధారమయ్యున్న స్వామికి నమస్కారము. సోమసూర్యనగ్ని లింగస్వరూపుని స్వస్వరూపమగు హృదయమున స్థాపించి పాణిమంత్రముగా అభిషేకిస్తూ పవిత్రత పొందుచున్నాము. ఇతి పాణిమంత్రేణ జలము పాలు పంచరసములు, ఇంకా మనోబుద్ధి చిత్తాహంకారములు మొదలైన వాటితో అభిషేకము సమర్పించుచున్నాను. 17వ అనువాకము శివపంచముఖోపాసన మంత్రం. పశ్చిమ అభిముఖము అగు సద్యోజాత శివముఖమునకు నమస్కారము. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమః. భవే భవే నాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః. 17. 126 సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేన అతి భవే భవస్వమా భవోద్భవాయ నమః. సద్యోజాతం కేవల సత్స్వరూపుడవై సర్వదేహులలో నేను ఉన్నాను అను సతానందరూపంగా ప్రభవిస్తున్న ఓ సద్యోజాతముఖ, మీకు నమస్కరిస్తున్నాము. భవము అను మీ స్వభావము నుండి ఈ జగత్తులను ఉనికిని ప్రసాదిస్తూ భవముచే భావరూపంగా అతిభవులే ఉనికికే ఉనికి రూపుడు అయి ఉన్నారు. నాయందు భావస్వరూపులై భవమునకు ఉద్భవకరమగు మీ సద్యోజాతముఖమును ఆరాధిస్తున్నాము. భావనారాయణ నమస్కారము. మీరు నాకు సద్యోముక్తి ప్రసాదించగలరు? 18వ అనువాకము ఉత్తరాదిశాభిముఖులగు వామదేవ శివముఖమునకు నమస్కరిస్తున్నాము. శివస్వామి ఉత్తర ముఖోపాసన. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలప్రమథాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. 18.127 వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమాథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. వామదేవా నమో నమః. సర్వలోకములలో సర్వదేహములలో అన్నిటికంటే మునుముందే జ్యేష్ఠుడవై ఉన్న మీకు నమో వాక్కములు. మీ సర్వశ్రేష్ఠత్వమునకు నమస్కారము. జ్ఞానాగ్నిచే అన్యమైనదంతా భస్మము చేసి అలంకరాముగా ధరించు మీ రుద్రత్వమును ఉపాసిస్తున్నాము. కాలస్వరూపులై సర్వమునకు సృష్టిస్థితి లయకార్కులగు మిమ్ము ఆరాధిస్తున్నాము. కళా కల్పనలను తొలగించి సత్యమును ద్యోతకము చేయు కలవికరణ సద్గురు స్వరూపమును ఆరాధిస్తున్నాము. అసురీ స్వభావ బలమును హీనపరచి మమ్ము రక్షించు మహాబల స్వరూపమునకు ప్రాణమిల్లుచున్నాము. మమ్ములను బలవంతులనుగా తీర్చిదిద్దు బల ప్రమథన విన్యాసమునకు ప్రణామము. పంచభూతములను నియమించు స్వామి నమః. మనస్సుకు జనన స్థానమగు, ఆలోచనలకు ఉత్పత్తి స్థానమగు, మనో ఉన్మని స్వరూప శివస్వామికి భక్తి ప్రపత్తులు. కేవలి స్వరూప నమో నమః. 19వ అనువాకము శివభగవానుని దక్షిణముఖ స్తుతి. దక్షిణాభిముఖుడగు అఘోర శివముఖ స్తుతి రుద్రరూప స్తుతి. అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వతః సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. 19:128 అఘోరేభ్యో అథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. స్వామీ, మీ యొక్క మనోబుద్ధి చిత్త అహంకార సూక్ష్మరూపమునకు పాంచభౌతిక స్థూల తత్వమునకు నమస్కారము. స్థూలసూక్ష్మములకు ఆవలగల మీ యొక్క కేవలాంశ ముఖమునకు నమస్కారము. సర్వము నీవే అయి ఉన్న నీ యొక్క సర్వత్వమునకు సర్వత్రా వేంచేసి సర్వమును ప్రకాశింపజేయు రుద్రరూప మహత్తేజ ఘోరాఘోరములకు వందనములు. ప్రకృతి స్వరూప నమో నమః. 20వ అనువాకము స్వామి యొక్క తూర్పుముఖ స్తుతి. పాక్ వక్త్ర తూర్పు అభిముఖ స్తుతి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. 20:1-2.9. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహ తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈ జీవుని ఇహస్వరూపము నాటకల్లో నటుని నటన సందర్భమైన సంబంధముల వంటివి. పరస్వరూపము ఆ నటుని వ్యక్తిగత నటన చాతుర్య స్వరూపము వంటిది. అట్టి ఇహపురుషత్వమునకు ఆధారమైన మా యొక్క తత్పురుషత్వమును ఎరుగుటకై మీ యొక్క తూర్పు ముఖ విభవమును ఉపాసిస్తున్నాము. ఓ మహాదేవ, మిమ్ములను బుద్ధితో ఆరాధిస్తున్నాము. మా బుద్ధులను వికసింపజేయ ప్రార్థిస్తున్నాము. తత్వం స్వరూప నమో నమః. 21వ అనువాకము ఊర్ధ్వ ఈశానముఖ ఈశ్వరు సర్వేశ్వరోపాసన. స్వామి యొక్క ఊర్ధ్వ ముఖ స్తుతి. ఈశానః సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. 21:130 ఈశానః సర్వ విద్యానా ఈశ్వరః సర్వభూతానా బ్రహ్మాధిపతయః బ్రహ్మణో అధిపతయః బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం సదాశివ ఓం. స్వామీ, ఈశ్వర సర్వతోముఖ స్వరూప. మీ ఈశానముఖము సర్వవిద్యాప్రదాత. సర్వేశ్వరులే సృష్టికర్త ఆగు బ్రహ్మదేవుని నియమించినవారు. బ్రహ్మకు బ్రహ్మము యొక్క ఉపాసనకు వేదములలోని ఉపాసనా క్రమములకు బ్రాహ్మణములకు పరిలక్ష్యమైనట్టి స్వామి, మా పట్ల బ్రహ్మశివతత్వము సిద్ధించినవగుగాక. మేము సదాశివస్వరూపులమై ప్రణవస్వరూపములమై బ్రహ్మానందమొందెదముగాక. సదాశివేశ్వర నమో నమః. 22వ అనువాకము నమస్కార పరమార్థ మంత్రము. నమో హిరణ్యబాహవే హిరణ్యపతయంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. 22:131 నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. బంగారు బాహువులు గల బంగారు రంగులో మెరుస్తూ బంగారు రంగుతో బంగారమునకు పతి అగురుద్రునికి నమస్కారము. సృష్టిని బాహువులుగా గలవారు, సమస్త సృష్టి మీ వర్ణనమే, యోర్ ఓన్ డిస్క్రిప్షన్. సృష్టి రూపులైన సృష్టికి పతి, అంబికాపతి, ఉమాపతి, పశుపతి అగు రుద్రభగవాన్. నమో నమో నమో నమః పశుపతయే నమో నమః. 23వ అనువాకము 132 వృతం సత్యం పరంబ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవ్వాయి నమో నమః. ఋగ్వేద రుకులచే గానము చేయబడుచున్నట్టివారు బుద్ధికి కేవల స్వరూపమై అనుభవమగువారు సత్స్వరూపులు సర్వ ఇహములకు ఆవల ఆధారమయ్యున్న పరబ్రహ్మస్వరూపులు ఈ జగత్తంతా తమ పురుషకారముగా కలిగియున్న మూల పురుషులు నలుపుగోరజము రంగులను ప్రదర్శించువారు సర్వమునకు ఊర్ధ్వముగా ప్రకాశించువారు నామరూపాత్మకమైన దానికంతటికీ ఆవల ప్రతిష్ఠిత కలవారు. ఈ విశ్వమంతా తమ రూపముగా కలవారు. అగురుద్రమహాదేవునికి నమస్కరిస్తున్నాము. విశ్వరూప నమో నమః. 24వ అనువాకము సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు పురుషో వై రుద్రః సన్మహో నమో నమః. విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చయత్ సర్వో హేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. 24 133 సర్వో వై రుద్రః తస్మై రుద్రాయ నమో అస్తు. పురుషో వై రుద్రః సత్సన్మయో సన్మహో నమో నమః. విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం చయత్ సర్వో హి ఏష రుద్రః తస్మై రుద్రాయ నమో అస్తు. చూచువానిని చూస్తూ ఉన్నవాడు కాబట్టి రుద్రుడు. చూచువాడు చూడబడినది తానే అయి ఉండటం చేత ఈ సమస్తము రుద్రుడే. అట్టి సర్వము తానే అయి ఉన్న రుద్రనికి నమస్కారము. ఉత్తమ మధ్యమ ప్రథమ పురుషులలోని సత్ మహో మహత్రూపుడగు పరమపురుషునికి నమో నమః. ఈ విశ్వము యొక్క భూత భౌతిక జడ విభాగము భువర్ ప్రాణ చైతన్య విభాగము సువర్ చేతనాచేతనత్ విచిత్రములగు మనోబుద్ధి చిత్త విభాగములు అనేకమైన జన్మల వ్యవహారములు అనేక జీవుల పరస్పర వ్యవహారములు సమస్తము సర్వము రుద్రతత్వమే. అట్టి సర్వము తానేయున్న రుద్రభగవానునికి నమస్కారము. రుద్రాయ నమః. 25వ అనువాకము కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే వోచేమ సంతమం హృదే సర్వో హేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. 25 134 కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తప్యసే వోచేమ సంతమం హృదే సర్వో హి ఏష రుద్రః తస్మై రుద్రాయ నమో అస్తు. సర్వే సర్వత్రా సర్వరూపములుగా ప్రసిద్ధుడు పకృష్ట జ్ఞానానంద స్వరూపుడు సర్వదా స్తుతింపతగనవాడు సర్వహృదయవర్తి అగురుద్రుని స్తుతించుచున్నాము. సర్వత్రా సమస్వరూపుడై ప్రకాశించుచున్న రుద్ర భగవానునికి నమస్కరించుచున్నాము. రుద్రాయ నమోస్తు. 26వ అనువాకము 135 యస్య వైకంకతి అగ్నిహోత్ర హవణీ భవతి ప్రత్యేవ అస్య ఆహుతయః తిష్ఠంతి అథో ప్రతిష్ఠిత్యే. ఎక్కడ వికంకతి పుల్లవెలగ కొయ్యగరిట సృక్కు ఉంటుందో అక్కడ ఆహవనీయగ్నిహోత్రము అగ్నియజ్ఞములు కూడా ఉండటం జరగగలదు. సుక్కు స్రువముతో చేయు అగ్న్యోపాసనలు త్వరితంగా ఫలప్రదము గలవు. అనుష్ఠాతకు ఆహుతి ఇచ్చువానికి ప్రత్యేకమైనవన్నీ సిద్ధించగలవు. అందుచేత వికంకత వృక్షము పుల్ల వెలగ వృక్షము ఉన్నచోటు అతి శ్రేష్టమైనది. 27వ అనువాకము 136 కృణుష్వపాజ ఇతి పంచ సంహిత యొక్క ప్రథమ కాండలో గల కృణుష్వపాజ మొదలైన పంచృక్కులు శ్రద్ధగా పఠించవలసినవి. 28వ అనువాకము భూదేవత నమస్కారము. 137 అదితః దేవా గంధర్వా మనుష్యాః పితరో సురాః తేషాగ్ సర్వభూతానాం మాతా మేదిని మహతా మహీ సావిత్రి జగత్ ఉర్వి పృథివీ బహుళ. దేవతలకు, గంధర్వులకు, మనుష్యులకు, పితరులకు, పితృదేవతలకు, సురులకు ఆశ్రయమై ఉన్నావు కాబట్టి సర్వజీవులకు తల్లి, సర్వదేహములకు రక్తమాంసశక్తి ప్రదాత కాబట్టి మేదిని. మహత్వస్తువులన్నీ ప్రసాదించు మహత. సత్విజ్ఞాన ప్రదాత, ఆహార ఔషధ ప్రదాత అగు సావిత్రి. మహిమాన్వితురాలవగుటచే మహి. జగత్కు ఆధారము కాబట్టి ఉర్వి. విస్తారమైనది కాబట్టి పృథివీ. విశ్వాభూత కథం ఆకాయ. సా సత్యేతి అమూతేతి వశిష్ఠః. సకలరుకు ఆశ్రయభూతవు, ఆధారమువు, అత్యంత శ్రేష్ఠము కాబట్టి సకలాధారి. విశ్వమునకు సమాశ్రయము కాబట్టి విశ్వభూత. అనేక సస్యములచే విస్తారమైన భూదేవి కథమ. సర్వజీవుల సుఖస్వరూపము, సర్వప్రాణుల పరిణతము అగు భూమి బ్రహ్మమే. కనుక సత్యస్వరూపం, అమృతస్వరూపము, సర్వులేందు ఉనికి కలిగినది అట్టి భూదేవతకు నమస్కరించుచున్నాము అని నేలను కళ్లకు అద్దుకోవలెను. 29వ అనువాకము. 138 సర్వదేవతా ఆపహ స్తోత్రం. ఆపో వా ఇదం సర్వం. విశ్వభూతాని ఆపహ. ప్రాణావా ఆపహ. పశవన్ ఆపో. అన్నం అపో. అమృతం ఆపహ. సమ్రాట్ సమ్రాడ్ ఆపో. విరాట్ విరాడ్ ఆపహ. స్వరాట్ ఆపహ. ఛందాంసి ఆపో. జ్యోతింషి ఆపో. యజుంషి ఆపహ. సత్యం ఆపహ. సర్వా దేవతా ఆపో. భూర్భువస్సువః ఆప ఓం. అపహ జలాస్తుతి. జీవులందరూ తరంగారు వంటి వారు అయితే పరమాత్మ జలము వంటివారు. ఈ సర్వము ఆపహ జల స్వరూపమే. ఈ విశ్వములోని దేహములన్నీ ఆపహ స్వరూపమే. ప్రాణములు జలస్వరూపమే. పశువులు జంతుజాలమంతా జలమయమే. అన్నము అమృతము విరాట్ విశ్వము. స్వరాట్ మాటర్ అండ్ సెన్స్ ఆఫ్ ఐ జలమయమే. వేదములు జ్యోతిర్మండలము. యజ్ఞయాగక్రతువులు సత్యము. సర్వదేవతలు భూభువస్సువర్లోకములు కూడా ఆపహ స్వరూపమే. అందుచేత జలము ఓంకార స్వరూపముగా ఉపాసించుచున్నాము అని స్తుతిస్తూ అవపోసన జలము స్వీకరించాలి. 30వ అనువాకము. సంధ్యావందనము మధ్యాహ్న జలాభిమంత్రము. 139 ఆపహ పునస్తు పృథివీం. పృథివీ పూతా పునాతు మాం. పునస్తు బ్రహ్మణస్పతియః. బ్రహ్మపుత పునాతు మాం. యత్ ఉచ్ఛిష్టం అభోజ్యం. యద్వా దుశ్చరితం మమ. సర్వం పునస్తు మాం. ఆపో అసతాం చ. ప్రతిగ్రహం స్వాహ. ఈ జలము నన్ను పునీతిని చేయునుగాక. శుద్ధమగు పృథివీ. జలము నన్ను పవిత్రునిగా తీర్చిదిద్దునుగాక. అందుకై జలదేవతకు, వరుణునికి నమస్కరించున్నాను. పవిత్రాత్ములగు బృహస్పతి, బ్రహ్మభగవానుడు నన్ను పునీతునిగా పవిత్రునిగా సరిదిద్దునుగాక. ఇతరులకు చెందినది, అభోజ్యమైనది స్వీకరించిన నా దోషములు, నా యొక్క దుశ్చరితములు, దుష్ప్రవర్తనలు ఇవన్నీ దేవతల కరుణచే తొలగునుగాక. నేను స్వీకరిస్తున్న ఈ జలము అసత్తు నుండి, సర్వశారీరకమనో దోషముల నుండి నన్ను పవిత్రుని, పునీతునిగా చేయుగాక. అందుకొరకే ఆజ్యము హితము ను అగ్నికి స్వాహ అని పలుకుచూ సమర్పిస్తున్నాను. 31వ అనువాకము. సాయం సంధ్యా జలపానార్థమంత్రము. 140 అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపతేశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం. యత్ అహ్నాత్ పాపం అకాశం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిస్న అహః తదవలంపతు. యత్ కించిత్ దురితం మయి ఇదం అహం మాం అమృత యోనౌ సత్యే జ్యోతిషి జుహోమి స్వాహ. సాయం సంధ్యను అనుష్ఠిస్తూ చేసే జలపానార్థ మంత్రము. అగ్నిదేవుడు, మన్యుదేవత, మన్యుపతి వీరంతా నాచే నిర్వర్తించబడిన పాపకార్యముల నుండి దోషనివృత్తి చేస్తూ నన్ను రక్షించ వేడుకొనుచున్నాను. నేను మనస్సుతో, వాక్కుతో, ఈ చేతులతో, కాళ్లతో, పొట్టచే అన్యాయార్జిత ఆహారముతో తెలిసి తెలియక ఏ పాపములు పంగలంతా చేసియున్నానో అట్టి చిన్న పెద్ద దురితములన్నీ తొలగునుగాక. అహహ అభిమానదేవత, నాయి ఆహుతులను స్వీకరించి దురిత ఫలములను తొలగించి నన్ను రక్షించి పవిత్రుని చేయునుగాక. నేను సమర్పించు ఆహుతులు దేవతలను చేరుచు ఆ పరమసత్యమగు అమూతయ్యోని ప్రకాశమునకే తోడగునుగాక. ఓ దేవతలారా, నా ఈ ఆహుతులను స్వీకరించండి. 32వ అనువాకము. ప్రాతః సంధ్యా జలపాన అనువాక మంత్రము. 141 సూర్యశ్చ మామన్యుశ్చ మన్యుపతేశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం. యత్ రాత్రియా పాపం అకాశం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిస్న రాత్ర్యః తత్ అవలంపతు. యత్ కించ దురితం మయి ఇదం అహం మాం అమృత యోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహ. సూర్యభగవానుడు, మనువు, మన్యుపతి, పరమాత్మ నాచే చేయబడిన మనోవాక్కాయ దోషముల నుండి నన్ను రక్షించెదరుగాక. మనసా వాచా చేతులతో, కాళ్లతో, పొట్టతో, శిశ్నముతో చేసియున్న దోషభూయిష్ట కర్మల ఫలములు రాత్రి చీకటి తెల్లవారిసరికి తొలగిపోవుగాక. సూర్యుడు, మన్యుడు, మన్యుపతి నా దోషములు తొలగించెదరుగాక. జ్యోతిస్వరూపుడగు సూర్యుడు నా యొక్క చిన్న పెద్ద సమస్త దురితములను కూడా పోగొట్టి అమృతమగు ఆత్మభావనయందు ప్రవేశింపజేయుటకే ఆయనకు ఈ ఆహుతులను సమర్పిస్తున్నాను. 33వ అనువాకము. 142 ఓం ఇతి ఏకాక్షరం ఏకం అక్షరం బ్రహ్మ అగ్నేహ దేవత ప్రణవస్య ఋష్యాది బ్రహ్మ ఇతి ఆశం గాయత్రం ఛందం పరమాత్మం సా స్వా రూపం సాయుజ్యం వినియోగం. ఓం అను అక్షరమును అఖండ సర్వగత ఆత్మకు సంజ అనేకముగా కనిపిస్తూ ఏకమే అయి ఉన్నట్టి తత్వము యొక్క సూచన. ఓంకారము మార్పు ఉచేర్పులకు ఆవల ఆరెండింటికి అతీతమై అక్షరమయ్యున్న ఆత్మతత్వమునరూపముగాను ఆశయముగాను కలిగియున్నది అట్టి ఓం అక్షర ఆత్మోపాసనకు దేవత అగ్ని సృష్టికర్తయగు వేదపురుషుడగు బ్రహ్మయ్యాదిపురుషుడు స్వరూపసిద్ధిపరమాత్మయే మంత్రసిద్ధికై ఛందస్సు గాయత్రి. 34వ అనువాకము. త్రిసంధ్యా గాయత్రి ఆవాహన మంత్రము. 143 ఆయతు వరదాదేవి అక్షరం బ్రహ్మ సమ్మితం గాయత్రీం ఛందసాం మాతే ఇదం బ్రహ్మజుషస్వమే యత్ అహ్నాత్ కురుతే పాపం తత్ అహ్నాత్ ప్రతిముచ్యతే యత్ రాత్రియాత్ కురుతే పాపం తత్ రాత్రియాత్ ప్రతిముచ్యతే. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి. ఓం అను అక్షర పరబ్రహ్మ స్వరూపిణివగు శ్రీ గాయత్రీ దేవి. సర్వసిద్ధి ప్రదాత ఆయన దానవు, నీకు సుస్వాగతము. బ్రహ్మము అనగా ఇది అనే నిశ్చల నిశ్చిత జ్ఞానమును ప్రసాదించుదానవు. నిన్ను ఛందోబద్ధమగు గాయత్రీ మంత్రము ద్వారా ఉపాసించుచున్నాము. సద్గురువువై బ్రాహ్మీతత్వము యొక్క సువిదితము కొరకు నిన్ను అనుష్ఠించుచున్నాను. నీవు తల్లివి, తల్లికి తప్పే కనిపించదు. బ్రహ్మతత్వము ఎరుగుటకు నా యొక్క దోషములు అడ్డు వస్తూ ఉండవచ్చుగాక. అయితే జననివగు నిన్ను ఆశ్రయించి ఉపాసించటము ఒక ఔషధము. ఏ రాత్రిపగలు దోషములు ఆ రాత్రియే నీ అనుష్ఠానముచే తొలగిపోవునుగాక. అమ్మా, నిన్ను నేను ఉపాసిస్తూ ఉన్నప్పుడు సర్వదేవతా వర్ణనలు అంతర్లీనమై ఉన్నాయి. ఆలోచనాలోచనల మధ్య ఆలోచనారహిత స్వరూప విద్యవు కాబట్టి సంధ్యా విద్యవు. సత్విత్ ఆత్మతత్వము నందు రమించుదానవు కాబట్టి సరస్వతివి. 35వ అనువాకము 144 కోజోసి సహోసి బలమసి అహ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయః సర్వమసి సర్వాయుహుః అభిభూరోం. అమ్మా గాయత్రీ మాత, నీవు భూమిలో ఓజస్వరూపిణిగా ఔషధ స్వరూపిణిగా ఓజోశక్తివి. సర్వజీవరాశులను భరించు సహనశీలివి. సర్వదేహములలో వైశ్వానర శక్తిగా బలస్వరూపిణివి. సర్వత్రా అగ్నిశక్తివై ప్రకాశించు విహ్రాజమాన దీప్తివి. దేవతలకు ధామముగు దేవలోకేశ్వరివి. ఈ విశ్వమంతా నీ రూపముగా కలదానవు. సర్వజగత్ రూపిణివి, విశ్వరూపిణివి. ఈ విశ్వమును ఉజ్జీవింపజేయు ఆయహ స్వరూపిణివి, కాలస్వరూపిణివి. గాయత్రీం ఆవాహయామి, సావిత్రీం ఆవాహయామి, సరస్వతీం ఆవాహయామి, ఛందశీం ఆవాహయామి, శ్రియం ఆవాహయామి, బలం ఆవాహయామి. గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋష్యః సవితా దేవత అగ్నేః ముఖం బ్రహ్మా శిరో విష్ణుః హృదయం రుద్రః శిఖ పృథివీ యోనిః ప్రాణపానవ్యానుదాన సమానస ప్రాణాః శ్వేతవర్ణ సాఖ్యాయనస గోత్ర. గాయత్రీ చతుర్వింశత్ 24 అక్షర 3 పద 6 కుక్షేహ 5 శీర్ష ఉపనయనే వినియోగః విశ్వాయువుః సర్వము నీ ప్రత్యక్ష సంప్రదర్శనమే. సర్వము నీవే అయి ఉన్నావు. సర్వము యొక్క రాకపోకల ప్రేరేపకురాలివిగా సర్వాయువు. మా అందలి దోషములను పోగొట్టు నిర్మలము చేయు అభిభూరివి. సర్వమునకు ఆత్మవు. అట్టి గాతేత్రాయతే యస్మాత్ అగానము చేసినంత మాత్రం చేత మమ్ములను రక్షించే గాయత్రీ దేవిని ఆహ్వానిస్తున్నాము. సత్ విత్ రతివగు సావిత్రివి, సత్ రస స్వరూపినవగుటచే సరస్వతివి అగు నిన్ను ఆహ్వానిస్తున్నామమ్మా. ఇంకా ఛందస్సు ప్రవచించు ఋషిని ఆరాధిస్తూ ఆహ్వానిస్తున్నాం. శ్రేయోదాయని బలప్రదాతవగు గాయత్ర్యా గాయత్రి సుస్వాగతం. ఋషి విశ్వామిత్రుడు, దేవత సత్విత్ సవిత్రు సూర్యుడు, ముఖము అగ్ని, శిరస్సు బ్రహ్మ, హృదయం విష్ణువు, శిఖ రుద్రుడు, యోని ఈ పృథివీ, దేహములోని ప్రాణేశ్వరివి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన స్వరూపిణి, విశ్వములోని సప్రాణ స్వరూపిణి, శుద్ధ సాత్విక శ్వేత స్వరూపిణి, సాంఖ్యశాస్త్ర దేహదేహితత్వ విభజన శాస్త్ర స్వరూపిణివి, సాంఖ్యైనస గోత్రి గాన స్వరూపిణి గాయత్రి, 24 అక్షరముల మంత్ర స్వరూపిణి, 1 జాగ్రత్ స్వప్న సుషుప్తులు, 2 జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములు, 3 కార్యకారణ కర్తృత్వములు, 4 ద్రష్ట దర్శన దృశ్యములు, 5 పూరక రేచక కుంభకములు అనే త్రిపదములు, 3 పాదములు గలది, 6 వేదాంగములు, శిక్ష వ్యాకరణ ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము కలది, మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ 6 చక్రములు కుక్షియందు కలది, 5 ముఖములు పంచభూతములు గలది, అగు గాయత్రి దేవిని సాయుజ్యము కొరకే ఆత్మసాన్నిధ్యము కొరకే వినియోగించున్నాము. ఓం భువః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ. భువః భువః శువః ఓం. భూర్భువః శువః ఓం. గాయత్రీ మంత్రము సప్త ఊర్ధ్వలోకములగు భూ భువర్ సువర్ మహర్ జనో తపో సత్యలోకములను ఏ ఓంకారార్థ తత్స్వరూప స్థుత్యర్హుడు వరేణ్యుడు అగు సర్వమును వెలిగించు చైతన్యమూర్తి తనధీశక్తిచే వెలిగించుచున్నారో అట్టి భర్గోదేవుడు సూర్యుడు తేజోమూర్తి శక్తిని మహిమను స్తుతించున్నాము. మా యొక్క బుద్ధిశక్తిని ఆత్మతత్వాను భవము దిశగా ప్రేరేపించుదురుగాక. అట్టి ప్రణవస్వరూపుడగు ఆపోరూపుని జ్యోతిస్వరూపుని రసస్వరూపుని అమృతస్వరూపుని భూభువర్ సువర్ త్రైలోక్యకర్తను ఓంకారోపాసనగా స్తుతించుచున్నాము. 36వ అనువాకము గాయత్రీ స్వస్థాన ప్రధాన మంత్రము. పునః బ్రహ్మలోక ప్రవేశ విసర్జన మంత్రము. 145 ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యో అభ్యనుజ్ఞాత గచ్ఛ దేవీ యథా సుఖం. గాయత్రీ స్వస్థాన పునః బ్రహ్మలోక ప్రవేశ మంత్రము. అమ్మా గాయత్రీ దేవి ఉత్తమముగు హిమాలయ మేరు ఇత్యాది పర్వత శిఖరములపై భూమిపై గల పవిత్ర స్థానములను ఆసనముగా గలిగిన ఓ బ్రహ్మీదేవి, మాకు బ్రహ్మతత్వము ప్రసాదించి బ్రహ్మతత్వోపాసకులగు బ్రాహ్మణుల అనుజ్ఞాతవై అనుజ్ఞచే తిరిగి నీ స్వస్థానమగు బ్రహ్మలోకమునకు సుఖముగా చేరదవుగాక. స్తుతో మయావరద వేదమాత. ప్రచోదయంతి పవనే ద్విజాత. ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం. మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకం. సర్వప్రదాతవగుటచే వరద వేదములను స్వరూపముగా కలిగియున్న వేదమాత అంతర్యామి సర్వజీవుల ఎహపరములను ప్రేరేపించినది, ఇహపరముల రెండింటినీ జనింపచేయునది, అగు గాయత్రి జగన్మాత నాచేత స్తుతించబడుచున్నది. మాకు తన విభవముచే కరుణతో ఆయుష్షు పృథివీ ధన సంపద బ్రహ్మవర్చస్సు ప్రసాదించునదగుగాక. నన్ను బ్రహ్మతత్వమును ఎరిగిన బ్రహ్మలోకవాసుల దరికి జేర్చునుగాక. 37వ అనువాకము ఆదిత్య దేవతా మంత్రము. ఘృణ్యః సూర్య ఆదిత్యో మర్చయంతి తపః సత్యం మధు క్షరంతి తద్బ్రహ్మ తదాపా ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. 15.2 146 ఘృణ్యః సూర్య ఆదిత్యో సప్రభావాత్ అక్షరం. ప్రభావాత్యక్షరం మధుక్షరంతి తత్రసం సత్యం వై తత్రసం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువః ఓం భూర్భువస్సువరోం. జగత్ యొక్క ఉనికికి హేతువు జగత్కారకుడు సర్వమును తన తేజోస్ఫూర్తిచే వెలిగించుచున్న దీప్తిమంతుడు తన కిరణజాలములచే సర్వమును వెలిగించు సూర్యుడు సర్వమునకు మొదలే ప్రకాశమానుడై ఉన్నవాడు అగో ఆదిత్యుడు తన ప్రభావములతో కూడుకొని ఆకాశమంతా వెలుగుతో నింపుచున్నారు. అక్షరస్వరూపుడు అగు ఆ భాస్కరుని ఉనికి చేతనే నదీ జలములు రసస్వరూపమగుచు భూమిని రసమయం చేస్తున్నాయి. ఆ ఆదిత్యుడే దేహములను కూడా రసమయం చేస్తూ రసస్వరూపుడై పరమ సత్యమయ్యున్నారు. ఆయన అపహ జల జ్యోతి వెలుగ రస ఔషధహార పరంబ్రహ్మస్వరూపుడు. ఆయనే భూర్భువస్సువ లోకములలో దేహులుగా లోకములుగా వ్యాపించి వెలుగొందుచున్నారు. అట్టి ఆత్మభగవానునికి నమస్కారములు. 38వ అనువాకము. పాపనివృత్తి హేతు త్రిసుపర్ణ మంత్రము. బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం. యాస్తే సోమ ప్రజావత్సోభి సో అహం దుహస్వప్నహం దురుషః యాస్తే సోమ ప్రాణం స్థాం జుహోమి త్రిసుపర్ణమయచితం బ్రాహ్మణాయ దద్యత్. 147 బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం. యా ఆస్తే సోమ ప్రజావత్ సోభి సో అహం దుస్వప్నహం దురుషః యా ఆస్తే సోమ ప్రాణం స్థాం తాం జుహోమి త్రిసుపర్ణం అయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. జ్ఞాన ప్రతిబంధక పాప నివృత్తి హేతు మంత్రము. సర్వమనోబుద్ధి చిత్త అహంకారమైన ప్రతిబంధకములు అడ్డంకులు పాపదోష దృష్టులు తొలగి 1 నేను బ్రహ్మమును పొందెదముగాక 2 బ్రహ్మము నన్ను పొందునుగాక 3 నేను బ్రహ్మమునకు ప్రియము అయ్యేదనుగాక 4 బ్రహ్మమే నాకు అత్యంత ప్రియమై ఉండునుగాక. ఏ విధంగా చంద్రుడు సర్వజీవులు నీచే కల్పించబడి నీచే ప్రవర్తమానులై నీయందే లయించుచున్నారో అదే తీరుగా నేను నీ నుండి బయలుదేరిన భాసమాన కిరణమై నీయందే లయించున్నాను. నన్ను శుభ్రము చేయండి ఓ పరమేశ్వర. నా యొక్క సంసార దుస్వప్నము నుండి దుర్భరమగు ఆవేశముల నుండి నన్ను మీ ప్రియ వస్తువు వలె సంరక్షించండి. హే భగవాన్, నా ఈ దేహమనో ప్రాణములు మీకు చెందినవే. మీకు చెందిన ఈ సర్వమును మీకే సమర్పించున్నాను. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం 38 బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాః త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం. ఈ విధంగా 1 బ్రహ్మమునకు మేము బ్రహ్మము మాకు ప్రియమగుచుండటం 2 దుస్వప్న దుష్కృతములతో కూడిన సంసారమును అధిగమించగలగటము 4 కానునదంతా పరమాత్మదిగా దర్శించటం 3 దేహమును ప్రాణములను పరమాత్మ సమర్పణగా నిర్వర్తించటము అనబడు త్రిపణ సూత్రములను అడగకపోయినా శిష్యజనులకు ఆశ్రితులకు గురువు గుర్తు చేయునుగాక. ఈ ఉపదేశములను 3 ఎవ్వరూ నిత్యము దృష్టి యందు కలిగి జపిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటారో అట్టివారు బ్రహ్మహత్య మొదలైన మహాపాతకముల నుండి కూడా నివృత్తులు కాగలరు. ఏ బ్రహ్మ విద్యోపాసకులగు బ్రాహ్మణులు ఈ త్రిసుపర్ణమును పఠిస్తారో వారు అమృతత్వము సోమము ప్రాప్తించుకోగలరు. వారి పంక్తిలోని 1000 మంది పునీతులు కాగలరు. ఇది ఓంకారార్థ సారము. 39వ అనువాకము. బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అధ్యానో దేవ సవితః ప్రజావత్సవ్యః సౌభగం పరా దుహశ్వప్నేం సువ విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్మా ఆసువ. 148 బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా ఆద్యానో దేవ సవితః ప్రజావత్ సావి సౌభగం పరా దుష్వప్నేం సువ విశ్వాని దేవ సవితః దురితాని పరాసువ యత్ భద్రం తత్ మాసువ తన్మాసువ. ఉపనిషత్తులు, వేదములు, బ్రహ్మజులు బోధించి మహావాక్య సారములు నాకు ధారణగా లభించునుగాక. నా మేధ బుద్ధికి బ్రహ్మతత్వమే ప్రియాతి ప్రియమగుగాక. బ్రహ్మమునకు నేను ప్రియమగుదునుగాక. బ్రహ్మమునకు నా బుద్ధి, నా బుద్ధికి బ్రహ్మము పరస్పరము ప్రియాతి ప్రియమగుగాక. సర్వప్రేరకుడగు ఓ దేవాదిదేవ సవిత్రు మండలవర్తి, ఇప్పుడే మాకు దివ్యజ్ఞాన సంపన్నులగు ప్రజలను, గురువును, శ్రద్ధపట్టుదల గలతోటి విద్యార్థులను, శిష్య ప్రశిష్యులను, వారితో సాంగత్యమును ప్రసాదించండి. ద్వైత పరాపరభేద సంబంధమగు దుస్వప్నములను తొలగిపోవు మార్గము చూపండి. దేవతా సహితులే విశ్వేదేవులవారు, సవిత్రుడగు సూర్యభగవానుడు మా దురితములు అనే మసక చీకట్లను ప్రాలత్రోలుదురుగాక. ఏది భద్రమో, క్షేమకరమో అట్టి ఆత్మతత్వపాఠ్యాంశములు మా బుద్ధిని సమీపించునుగాక. మధువతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతోషధేహ మధునక్తముతోషసి మధుమత్పార్థివ రజః మధుద్యోరస్తు నః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. 149 మధువత ఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంతు ఓషధీయః మధునక్తం ఉతోషసి మధుమత్పార్థివగ్ రజః మధుద్వోహ అస్తు నః పిత మధుమాన్నో వనస్పతియః మధుమాగ్ అస్తు సూర్యః మాధ్వీయః గావో భవంతు నః. మధురమగు ఆత్మతత్వ సంబంధమైన విశేషాలు అనే వాయు వీచుకలు వీచునుగాక. నదులు పవిత్రత అనే మధురమైన ఆరోగ్యప్రదమైన తరంగములు ప్రవహింపచేయునవి అగునుగాక. అన్నము ఓషధులు మాధుర్యము సంతరించుకొనునుగాక. ఈ మట్టి ధూళి మా పట్ల మధురమై ఉండునుగాక. మధుర సువాసనలు వెదజల్లునుగాక. జగత్పతి అగు పరమాత్మ మా పట్ల మాధుర్య సమన్వితులగుదురుగాక. వనస్పతులు, సూర్యుడు, సూర్యకిరణములు, ఆవు మొదలైన చతుష్పాద జంతువులు ఇవన్నీ మా పట్ల మాధుర్యము కలిగినవై ఉండునుగాక. య ఇమం త్రిసుపణమయచితం బ్రాహ్మణాయ దద్యత్ భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణస్త్రిసుపణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆఫ్ సహస్రాత్పంక్తిం పునంతి. ఓం 3 య ఇమం త్రిసుపణం అయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాః త్రిసుపణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం, ఎవరైతే ఈ త్రిసుపణమును బ్రహ్మమును ఎరుగుటకే వచ్చు బ్రహ్మచారులకు ప్రియముగా అయాచితంగా కూడా బోధిస్తారో అట్టి వారి గర్భస్థ శిశు హత్యాదోషములు కూడా తొలగగలవు. ఈ బ్రహ్మ విద్య అధ్యయనులు బ్రాహ్మణులు ఈ త్రిసుపర్ణమును అధ్యయనము చేస్తారో అట్టివారు చంద్రలోకమును సిద్ధించుకోగలరు. వారున్న పంక్తిలో 1000 మంది పునీతులు కాగలరు. 40వ అనువాకము త్రిసుపర్ణ అనంతర వర్ణన. బ్రహ్మమేధవ మధుమేధవ బ్రహ్మమేవ మధుమేధవ బ్రహ్మదేవానాం పదవ్యః కవీనా ముషిర్విప్రాణం మహిషో మూగాణం సేనో గృద్ధానం స్వధితిర్వనానా సోమః పవిత్రమత్యేతి రేభన్ హంసః శుచిషద్వసురంతరిక్షస ద్భోతా వేదిష్టతిథిర్ద్రోంసత్ నుషద్వరసదృత సద్వ్యోమసదబ్జ గోజ ఋతజ అద్రిజారుతం బృహత్. 40.123 150 బ్రహ్మ మేధవ మధుమేధవ బ్రహ్మమేవ మధుమేధవ బ్రహ్మదేవానాం పదవ్యః కవీనాం ఋషయః విప్రాణాం మహిషో మూగాణాం సేనో గృధ్రాణాం స్వధితః వనానాం సోమః పవిత్రం అత్యేతి రేభన్ హంసః శుచిషత్ వసుః అంతరిక్షసత్ హోతా వేదిషత్ అతిథ్యః దు ఊ రోణసత్ నుషత్ వరసత్ ఋత సత్ వ్యోమ సత్ అబ్జగోజారుతజ అద్రిజారుతం బృహత్. 1 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 2 విశ్వతేజసప్రాజ్ఞులు 3 విరాట్ హిరణ్యగర్భ ఈశ్వరులు ఇవి బ్రహ్మము నుండి బయల్వెడలుచున్న త్రిసుపణములు 3 ఆకులు. అట్టి బ్రహ్మమును మధురాతమధురమగు తత్వమును నా బుద్ధి ఆశ్రయించునుగాక. బ్రహ్మమునకు నా బుద్ధి మధురమై ఉండునుగాక. అట్టి బ్రహ్మము విశేషంగా దేవతలలో సృష్టికర్తయగు బ్రహ్మదేవుడై, శ్రేష్ఠులలో విష్ణుభగవానుడై, విప్రులలో బ్రహ్మర్షి, మూగములలో మహిషము, దున్న అయి, పక్షులలో సేనము, దేగ అయి ఉన్నది. పవిత్రమైన వస్తువులలో, యజ్ఞపరికరములలో సోమరసముగా ఉన్నది కూడా ఆ పరమాత్మ యొక్క విశేషకళా చమత్కారమే. శుచి అయిన వాటిలో హంస, పరమహంస గా, అంతరిక్షములో అష్టవసువులుగా, ఆకాశంలో సూర్యుడుగా, ఆకాశములో వాయువుగా, వేదికలో యమం త్రిసుపర్ణమయచితం బ్రాహ్మణాయ దద్యత్ వీరహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణా త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం 40.6 రుచేత్వా రుచేత్వా సమిత్ స్రవంతి సరితో నధేనాః అంతర్హృదా మనసా పూయమానాః ఘృతస్య ధారా అభిచాకసీమి హిరణ్మయో వేతసో మధ్య ఆసాం తస్మిన్ తు సుపర్ణో మధుకృత్ కులాయి భజన్నాస్తే మధు దేవతాభ్యః తస్యా సతే హరేః సప్త తీరే స్వధాం దుహానా అమృతస్య ధారా య ఇదం త్రిసుపర్ణం అయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ వీరహత్యాం వా ఏతే ఘ్నంతి యే బ్రాహ్మణాః త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్ పంక్తిం పునంతి. ఓం హోతా అగ్ని గా గృహమునకు వేయించేయు అతిథివలే మనుష్యులలో కర్తృత్వాభిమానిగాను కార్యక్రమ దక్షత రూపంగాను ఋగ్వేదములలో రూకులగాను ఋతము పరమసత్యము వలెను ఆకాశములో ఆత్మాకాశముగాను జలములో గోవులలో పుజనీయుడగు ఋతజుడుగాను ఉన్నారు. సత్యమునకే సత్యమై ప్రకాశమానులు సరస్సులలో నదులలో స్రవంతిగా ఉన్నారు. ఆ పరమాత్మ అంతర్హృదయములో ఉండి మనస్సుచే సర్వమును పూరించుచున్నారు. ఆయన యజ్ఞములో హుతాసన స్వరూపులై ధారవంటి నేని హవ్య ద్రవ్య పరంపరలను దేవతలకు అందించువారే ఉన్నారు. యజ్ఞవేదికలో మధ్య హిరణ్మయుడగు పరమాత్మ జ్యోతిర్మయుడు, బహుద్రవ్యవంతుడు, స్వర్గాది సుఖములు ఇచ్చువాడు, సర్వదేహముల దేహాశ్రయుడు అగు త్రిసుపర్ణ భగవానుడుగా ఉన్నారు. ఆ పరమాత్మకు చుట్టూ సప్తర్షులు అగ్ని స్వధా శబ్దముచే దేవతలకు ఆహుతులను అందించి అమృతమును ప్రసాదింపజేయుచున్నారు. ఈ త్రిసుపర్ణమును అయాచితంగా కూడా ఎవ్వరూ బ్రహ్మజిజ్ఞాసువులకు అందిస్తారో వారు వీరహత్య ఇత్యాది దోషముల నుండి విముక్తులగుచున్నారు. ఏ బ్రహ్మజులు బ్రహ్మజిజ్ఞాసువులు త్రిసుపర్ణమును పఠిస్తారో వారు చంద్రలోకము పొందగలరు. వారున్న పంక్తిలో వేమంది పునీతులగుచున్నారు. 41వ అనువాకము. మేధాసూక్తము. మేధాదేవీ జుషమాణా నాగాద్విశ్వాచి భద్రా సుమనస్యమానా త్వయా జుష్టా జుషమాణ దురుక్తాంబరుహద్వదేమ విదథే సువీరాహ. 41.1 151 మేధాదేవీ జుషమాణ నాగాత్ విశ్వాచి భద్రా సుమనస్యమాన త్వయా జుష్టాన్ ఉదమానాత్ ఉరుక్తాన్ బృహత్వదేమ విదధే సువీరాహ. మేధ గ్రంథమును చదువుచు అద్దాని అంతరార్థమును సూక్ష్మదృష్టితో తెలుసుకొని అర్థము చేసుకొని ధారణ చేయి శక్తి. ఓ మేధాదేవి, శ్రీ సరస్వతీదేవి, విశ్వమంతా వ్యాపించియున్న విశ్వాచి, భద్రమగు ఆత్మజ్ఞానమునకు త్రోవచూపు భద్రాదేవి, సుమనస్సుకు తోడుగా ఉండుమాత. అమ్మా, మాతృవాత్సల్యవై నాకు సామీప్యమును ప్రసాదించు. అమ్మా, మేధాదేవి, నీకు దూరంగా ఉండి వ్యర్థ ప్రసంగములచే కాలమంతా వృధా చేసుకుంటూ ఉన్న మేము నీ పట్ల భక్తి ప్రపత్తులచే సుబుద్ధి గల సంతానమును శిష్యులను సహచరులను పొంది మహోన్నత సత్యమగు ఆత్మను గురించిన విచారణ సామర్థ్యము పొందుచు వీర్యవంతులమగు చుండెదముగాక. త్వయా జుష్టరుషిర్భవతి దేవి, త్వయా బ్రహ్మాగత శ్రీరుతత్వయ, త్వయా జుష్టశ్చిత్రం విందతే వసు. సానో జుషస్వ ద్రవిణేన మేధే. 41.2 152 త్వయా జుష్టరుషః భవతి దేవి, త్వయా బ్రహ్మాగత శ్రీరుతత్వయ, త్వయా జుష్టః చిత్రం విందతే వసు. సానో జుషస్వ ద్రవిణేన మేధే, ద్రవిణో న మేధే. అమ్మా మేధాదేవి, నీ యొక్క కూపాకటాక్ష వీక్షణ పొందినవాడు రొక్కులు ప్రకటించు సత్యమును హృదయస్థం చేసుకుని ఋషాగుచున్నాడు, బ్రహ్మజ్ఞాని అగుచున్నాడు, సర్వ ఆధ్యాత్మిక సంపదలు పొందుచున్నాడు, ఉన్నతమగు మహదేశ్వర్యములు అట్టి వానిని స్వభావంగా ఆశ్రయిస్తున్నాయి. నీ దయచే చిత్రమైనవన్నీ ఆశ్చర్యకరమైనవన్నీ పొందుచున్నాడు. నీకరుణచే మేధాను ద్రవ్యము భూమి నాకు లభించునుగాక. 42వ అనువాకము. మేధాం మ ఇంద్రో దదాతు మేధాం దేవీ సరస్వతి. మేధాం మే అశ్వినావుభావాధత్తాం పుష్కరస్రజా. 42.1 153 మేధాం మ ఇంద్రో దదాతు. మేధాం దేవీ సరస్వతి, మేధాం మే అశ్వినావుభావ ధత్తాం పుష్కర ప్రజా, నీ ఆజ్ఞానుసారము దేవతలు అనువర్తులగుచున్నారు. ఇంద్రుడు నాకు ఇంద్రియ విషయముల పరార్థజ్ఞానము ప్రసాదించెదరుగాక. మేధాదేవి అగు సరస్వతి, మాకు మేధాశక్తిని అనుగ్రహించెదరుగాక. తామరపుల దండలను ధరించిన ఉభయ అశ్విని దేవతలు నాకు ఉత్తమ బుద్ధిని బుద్ధిమంతులతో సత్సంగమును ప్రసాదించెదరుగాక. అప్సరాసు యా మేధా గంధర్వేషు చయన్మనః. దైవీ మేధా సరస్వతి సమాం మేధ సురభిర్జుషతాం 42.2 154 అప్సరాసు చయమేధ గంధర్వేషు చయన్మనః దైవీ మేధా సరస్వతీ సామా మేధా సురభ్యః జుషతాం స్వాహ. సురుచి మొదలైన అప్సరస స్త్రీలకు దివ్యలగు దేవతా స్త్రీలకు ఎటువంటి మేధ తెలివి విచక్షణాశక్తి ఉన్నదో, గంధర్వులకు ఎట్టి సునిశితము ఉర్విస్తారమైన మనస్సు ఉన్నదో అట్టి మేధా సునిశిత మనోప్రదాత ఆగు శ్రీ సరస్వతీదేవి నాకు ఉత్తమమైన మేధ ప్రోపర్లీ అండర్స్టాండింగ్ ఆస్ వేల్ ఆస్ కోంప్రిహెన్సివ్లీ అసిమిలేటింగ్ ది ఇంటెలెక్టువల్ ఇచ్చునదై నన్ను అనుగ్రహించునుగాక. నా బుద్ధి యొక్క సేవలన్నీ మేధాదేవికి సుసేవితమగుగాక సమర్పితమగుగాక. 43 అనువాకము. ఆ మాం మేధా సురభిర్విశ్వరూప హిరణ్యవర్ణ జగతి జగమ్య ఊర్జస్వతి పయసా పిన్వమానా సామాం మేధా సుప్రతీకా జుషతాం. 43 155 అమాం మేధా సురభ్యః విశ్వరూప హిరణ్యవర్ణ జగతి జగమ్య ఊర్జస్వతి పయసా పిన్వమాన సామాం మేధ సుప్రతీకా జుషంతాం. సద్బుద్ధితో కూడిన మేధను అనుగ్రహించేది, సుగంధ పరిమళము వలె సర్వత్రా వ్యాపించినది. ఈ విశ్వమంతా తన రచన విలాస క్రీడగా లీలగా కలిగియుండినది. ఈ విశ్వమే తన రూపముగా కలిగి ఉన్నట్టిది. అగు విశ్వరూపదేవత మాకు ఈ విశ్వమంతా పరిశోధించు శక్తిని ప్రసాదించునుగాక. బంగారు ఛాయతో ధగధగ్గా వెలుగొందునది ఈ జగత్తంతా తనేందు ఆభరణముగా కలిగియున్నట్టిది. జగత్తుకు గమ్యము అయినట్టిది జగదాత్మిక బల ఉత్సాహ సాహస స్వరూపములతో వెలుగొందు ఊర్జస్వతి పాలు మొదలైనవి ప్రసాదించి తల్లి పాలవలె పోషించునది. అగు మేధాదేవి వికసిత వదనముతో నాకు సకల శ్రేయస్సులను అనుగ్రహించునుగాక ప్రసాదించునుగాక. 44 అనువాకము. 156 ఉమై మేధాం మయి ప్రజాం మయి అగ్న్యః తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్ర ఇద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో అహ్రాజో దధాతు. జగజ్జనని లోకమాత జ్ఞాన విజ్ఞాన ప్రసాదిని అగు మేధాదేవి యొక్క అనుగ్రహముచే దేవతా శ్రేష్ఠులు కూడా సానుకూల్యురు అయ్యేదరుగాక. అగ్నిదేవుడు దయతో నాకు మేధాశక్తిని ఉత్తమ సంతతిని ఉత్సాహము సాహసము ధైర్యములతో కూడిన తేజస్సును ప్రసాదించెదరుగాక. ఇంద్రభగవానుడు నాకు ఉత్తమముగు మేధస్సును సంతతిని పరతత్వ ధ్యానమునకు శక్తియుక్తులతో సంసిద్ధమగు ఇంద్రియములను కనికరించెదరుగాక. హే సూర్యభగవాన్, నాకు మేధస్సును సత్సంతానమును మహనీయులతో సాంగత్యము దయతో అనుగ్రహించండి.